శారదా శారదాంభోజవదనావదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్. నమో మహద్భ్యో బ్రహ్మవిద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగద్గురుమయమైన ఈ సభా సదస్సుకి సవినీ నమస్సులు సమర్పణ చేసుకుంటూ బ్రహ్మసూత్రముల్లో నేటి రోజున మనం ప్రారంభించుకున్నటువంటి మొదటి అధ్యాయంలోని రెండవ పాదంలో కొన్ని అధికరణాలు చెప్పుకోవడం జరిగింది. బ్రహ్మము గురించి ఉపనిషద్వాక్యములు విచారణ చేయడమే బ్రహ్మసూత్రముల అంశం. కనుక ఒక్కొక్క సూత్రం ద్వారా వివిధమైనటువంటి ఉపనిషద్వాక్యముల్ని విచారణ చేస్తూ బ్రహ్మము గురించి తెలుసుకోవడం. ఇందులో నిన్నటి రోజున బ్రహ్మము గురించి సగుణంగా చెప్పినటువంటి ఉపనిషద్వాక్యముల విచారణ. ఈ విచారణ చేసేటప్పుడు ఒక్కొక్క సూత్రం కూడా ఒక్కొక్క వాక్యాన్ని చెప్తూ పూర్వపక్షంలో ఇది బ్రహ్మమా పరమేశ్వరుడా అని ప్రశ్నవిస్తూ దాన్ని నిరసించిన దాన్ని ఖండిస్తూ అది బ్రహ్మమే అని ప్రతిపాదన చేయడం జరుగుతున్నది. అలా నిన్న మనం సర్వత్ర ప్రసిద్ధ అధికరణము, అత్రధికరణము, గుహాప్రవిష్టాధికరణము, అంతరాధికరణము అని నాలుగు అధికరణాలు చెప్పుకున్నాం. దీని ద్వారా మనోమయ ప్రాణమయములుగా ఉపాసింపబడేవాడు బ్రహ్మమే అనే మాట ఒకటి, ఈ చరాచరమును తినేటటువంటి తత్వమని చెప్పిన ఉపనిషద్వాక్యము కూడా బ్రహ్మము గురించి అనగా పరమేశ్వరుని గురించి, అలాగే గుహయందు ప్రవేశించి ఉన్నవాడు అని చెప్పినటువంటి మాట కూడా పరమేశ్వరుని గురించి. ఇక అంతరధికరణంలో చక్షుష్షు యందు ఉన్నటువంటి ఆ చక్షుపురుషుడు ఎవరు అనే విషయం గురించి, అక్షి యందు ఉన్నటువంటి పురుషుడి గురించి, అక్షి పురుషుడి గురించి చెప్పినటువంటి మాట కూడా పరమేశ్వరుని గురించే. ఇవేవి జీవుని గురించో లేదా ప్రకృతి గురించో లేదా మరేదో ఒక అధిదేవత గురించో చెప్తున్నది కాదు, బ్రహ్మము గురించే. అయితే ఇది సగుణ బ్రహ్మము, ఉపాస్య బ్రహ్మము. ఎందుకంటే ఒక పరిమితి కలిగినటువంటి ఒక ఉపాధితో కలిపి బ్రహ్మను చెప్పడం అనేటువంటిది ఉపాస్య బ్రహ్మమునందు సిద్ధిస్తున్నది. అందుకని బ్రహ్మము గురించే చెప్తున్నారు. ఇలా అంతరాధికరణం వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు అంతర్యామ్యధికరణము అనేది వస్తున్నది. అంతర్యామి ఇది కూడా లోపల ఉండి వ్యాపించేటువంటి తత్వం గురించి ప్రస్తావన చేస్తున్నది. ఉపనిషత్తుల్లో ఒక మంత్రం కనిపిస్తోంది, ఈ అంతర్యామి అనేటువంటి సంబంధించిన మంత్రం. అక్కడ చెప్పినటువంటి విషయం ప్రకారంగా అది ఈశ్వరుడు గురించి చెప్తోందా, జీవుడు గురించి చెప్తోందా, లేదా ప్రధానము అని సాంఖ్యులు అన్నటువంటి ప్రకృతి గురించి చెప్తోందా, అది తెలుసుకోవాలి. ఇలాంటి చర్చ వల్ల మనకు తేలుతున్నది ఏంటంటే ఉపనిషద్వాక్యములన్నిటి తాత్పర్యం బ్రహ్మమునందే. ఎందుకంటే అధ్యాయం పేరే సమన్వయాధికరణము. బ్రహ్మమును సమన్వయించడమే ఉపనిషద్వాక్యముల ఉద్దేశం అని ప్రతిపాదన చేస్తున్నారు కనుక దాన్ని సమర్థన చేస్తున్నారు. ఇక్కడ చెప్తున్న సూత్రము అంతర్యామ్యధిదైవాదిషు తద్ధర్మ వ్యపదేశాత్. అధిదైవము మొదలైన వాట యందు అంతర్యామిగా ఉన్నవాడు గురించి ఉపనిషద్వాక్యములు చెప్పే మంత్రములు పరమేశ్వరుని ఉద్దేశించే అని ఈ సూత్రముకి చెప్పినటువంటి అర్థం. ఇప్పుడు దీనికి సంబంధించిన ఉపనిషద్వాక్యం మనం తీసుకుందాం. ఇది బృహదారణ్యకు ఉపనిషత్తులో వస్తున్నటువంటి మాట. యయిమంచ లోకం పరంచ లోకం సర్వాణి చ భూతాని యోంతరో యమయతి. అంతర్యామి అంటే అంతర యమయతి అన్నారు. యమనము అంటే నిగ్రహించుట, నియమించుట అని. లోపల ఉండి నియమించువాడిని అంతర్యామి అని అంటారు. ఇది విషయం. ఇలాగ లోపల ఉండి నియమించువాడు అనే మంత్రం బృహదారణ్యక ఉపనిషత్తులో చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మంత్రం. ఈ మంత్రములను విచారణ చేయడం వల్ల మనకి సూత్రం అర్థమవడమే కాదు, బ్రహ్మం అర్థమవుతుంది. అది దీని యొక్క అసలు ఉద్దేశం. లేకపోతే బ్రహ్మముని సూత్రములు వాక్యములు ఎంత బాగా చెప్తున్నాయో అని నేను చెప్తే ప్రయోజనమే ఉంది? మనకి ఈ విచారణ వల్ల కావాల్సింది ఆ బ్రహ్మము గురించిన అవగాహన, దానికి సంబంధించిన సాధన. అందుకే ఈ విచారణల ద్వారా మనం ఉపనిషద్వాక్యములు బ్రహ్మము గురించి ఎలా చర్చ చేసాయో చెప్పుకుంటున్నాం. అద్భుతమైన అందమైన మంత్రం వస్తుంది బృహదారణ్యకలను ఒక్కడ. య పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరో యం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం య పృథివీ మంతరో యమయతి ఏషత ఆత్మా అంతర్యామ్యమృత. ఏది పృథివిలో ఉన్నదో, ఉండడమే కాదు పృథివిలో ఉంటూ యమయతి ఆ పృథివిని నియమిస్తున్నదట. అంటే ఊరికిన దానిలో దూరి ఉండడమే కాకుండా పృథివిని నియమిస్తున్నది. అయితే ఆ నియమిస్తున్న దానికి పృథివే శరీరము, నియమిస్తున్నటువంటి దానికి పృథ్వీయే అంటే భూమియే శరీరము. కానీ ఆయన ఈ భూమి గురించి తెలుసుకుని నియమిస్తున్నాడు, కానీ ఆయన్ని ఈ భూమి తెలుసుకోవడం లేదు. ఇది ఇక్కడ ఈ మంత్రంలో భావం. ఇలాగ వరుసగా ఉంటుంది ఇక్కడ నుంచి. అలాగే ఎక్కడెక్కడ చెప్తున్నాడు అంటే పరమాత్మ దేని యందు అంతర్యామగా ఉంటాడంటే అత్ర అధిదైవతం అధిలోకం అధియజ్ఞం అధిభూతం అధ్యాత్మం. ఇది ఎప్పుడైనా సరే భారతీయ తత్వ విచారణ చాలా లోతుగా ఉంటుంది. మనం సాధారణంగా అన్నిటినీ గాడికి కట్టేస్తుంటాం. వేటిని అంటే జాతకాలు, జ్యోతిషాలు, వాస్తు సిద్ధాంతాలు, ఉపాసనలు, పూజలు, పునస్కారాలు అన్నీ కూడాను వేదాంతం ఆధ్యాత్మికత ముడిపెట్టేస్తాం. ముడిపెట్టేసి వాటిల్లో వాస్తు జ్యోతిషాలు చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ నక్షత్రాలు చూసుకునే వాళ్ళని పట్టుకుని వచ్చి ఈ వేదాంత విషయాలు వినండి అని చెప్తే వాళ్ళకింకా ఏ రోజు ఏ నక్షత్రం బాగుంది, ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగోలేదు కనుక ఏ మంత్రం చదివితే బాగుపడతారు, ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు కూర్చోబెట్టి మనం ఉపనిషత్తులు వినిపించేస్తాం. వెంటనే వాళ్ళు మాకు అర్థం కాలేదనగానే ఆ చెప్పేవాడు ఉపనిషత్తు రెండు చిన్న పుచ్చుకుంటే ఏమైనా బాగుంటుందండి. ఎందుకంటే అన్నిటినీ ఒకే గాడిని కట్టకూడదు, అన్నిటి కలిపి ఆధ్యాత్మికవాదం కొట్టేస్తాం. అవి తప్ప ఒప్ప నేను అనట్లేదు, కానీ దీనికి దానికి సంబంధం లేదు. అది ఇక్కడ కనుకనే ఏదో ఉదయం పూట సాయంత్రం పూట దీపం పెట్టి దేవుణ్ణి దండం పెట్టుకుని ఏదో మంచిగా ఉంటామండి అనుకునే వాళ్ళకి సబ్జెక్ట్ అక్కరేలేదు. ఇలా అన్నామని రేపటి నుంచి ఉన్నవాళ్ళు తగ్గిపోవద్దు. కానీ అసలు పరమాత్మ అంటే ఏమిటి, ఈ విశ్వం ఏంటి, ఇవన్నిటి గురించి విచారణ అనేది ఉండాలి. మెదడుకి పని పెట్టగానే వెంటనే మాకు ఇది అందదండి అని, ఇప్పుడు అందుకోలేకపోతే ఎప్పుడూ అందుకోలేము, ఎప్పుడు ధరిస్తాం, ఇది అందే వరకు ముక్తి లేదే. కనుకనే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కనుక ఏకాగ్రంగా వినవలసిన విషయం. ఎందుకంటే భగవంతుడు, పరమాత్మ, పరమేశ్వరుడు, బ్రహ్మము ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఒకే అర్థంలో వాడుతూ ఉన్నాం. తప్పేం లేదు. విశ్వాన్ని నియమిస్తున్నాడు అన్నప్పుడు ఆయన పరమేశ్వరుడు అని అంటాం. విశ్వానికి అతీతంగా అంటకుండా ఉన్నాడు అంటే పరమాత్మ అంట, అంతే తేడా. కానీ శబ్దములు అందుకే పరమేశ్వర ఇత్యర్థ అంటేనే శంకరులు ఇక్కడ చెప్తున్నారు. అందుకే పరమేశ్వర భావనతోనే మనం చెప్తున్నాం. అటువంటిప్పుడు పూర్తిగా బ్రహ్మము గురించే ఎంత ప్రీతిగా చర్చ చేస్తుంటే ఇది భక్తిగా ఇంకేమవుతుంది, అయితే దీన్ని జ్ఞానభక్తి అంటాం మనం. ఇక్కడ విషయంలో ఆ నియామకుడు ఎవడైతే ఉన్నాడో ఆ నియామకుడిని పరమేశ్వరునండి బ్రహ్మమనండి. ఎక్కడెక్కడ ఎలా నియమిస్తున్నాడు అనేది ఒకటి. అధిదేవత నియామకుడు, ఎందుకంటే జగత్తత్వము అధిదేవత, అధిలోక, అధివేద, అధియజ్ఞ, అధిభూత, అధ్యాత్మ అనబడేటువంటి ఆరు విషయములు చూడండి. అధిదేవత అంటే దేవతా వ్యవస్థ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి మాట్లాడితే అధిదేవత. అలాగే అధిలోక, అధిలోక అంటే లోకములకు సంబంధించి మాట్లాడినప్పుడు లోకముల్ని అధిష్ఠించి అని. అదేవిధంగా అధివేద, వేదములకు సంబంధించి. అధి యజ్ఞ, యజ్ఞముల విషయములో. అధిభూత, భూతముల విషయములో. భూతములు అంటే పాంచభౌతికమైన జగత్, ఇది అధిభూతం అంటే. ఇక అధ్యాత్మ, అధ్యాత్మ అంటే మన శరీరానికి సంబంధించి. ఎప్పుడైనా భగవంతుడి గురించి కానీ సూక్ష్మ విషయముల గురించి కానీ వైదిక సంప్రదాయంలో ఇది కనుక అధిదేవతాపరంగా ఒకటి, అధిలోక పరంగా, అధివేద పరంగా, అధియజ్ఞ పరంగా, అధిభూత పరంగా, అధ్యాత్మ పరంగా ఎప్పుడైనా భగవత్ శబ్ద విశేషముని ఈ ఆరింటి పరంగా తెలుసుకోవాలి. వేదమంత్రముల్లో కూడా విశేషముల అర్థములు ఇలాగే ఉంటాయి. కొన్ని యజ్ఞపరమైన అర్థాన్ని చెప్తాయి, అదే మంత్రానికి దేవతాపరమైన అర్థము చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ ఆరింటిలో ఉండి నియమించేవాడు అనేదాన్ని చెప్తున్నారు. ఆరింటిలో ఉంటూ నియమించేవాడు ఒక్కడేట. అయితే ఒక్కొక్క దానికి చెప్పేటప్పుడు ముందు అధిదేవతాకంగా చెప్తే ఎ పృథివ్యాం అనే మాట తీసుకోవాలి. ఇది అధిదేవతాపరమైనటువంటి మంత్రం. అంటే పృథ్వీ అనబడే దేవత ఏదైతే మనం చూస్తున్నామో ఆ పృథ్వీ దేవతని నియమించేవాడెవడు వాడు అని. అలాగే ఎస్ సర్వేషు లోకేషు అని మంత్రం అన్నది. ఎస్ సర్వేషు లోకేషు అన్నప్పుడు అధిలోక పరంగా అర్థం చెప్పాలి. లోకముల్ని అధివసించి పాలించే నియామకుడు, స్పష్టమవుతోంది కదా. దేవతలను అధివసించే పాలించే నియామకుడు అన్నప్పుడు అక్కడ, రెండవది అధిలోకము. ఇక ఎస్ సర్వేషు వేదేషు అన్నప్పుడు వేదమునందు. అలాగే ఎస్ సర్వేషు యజ్ఞేషు, సర్వయజ్ఞముల యందు ఎవడు నియామకుడై ఉన్నాడు, అన్నిటికీ ఇదే ఆ యజ్ఞముల యందు అంతర్యామిగా ఉంటూ నియమించువాడు అనేది అన్వయించుకుంటూ ఉండాలి. పృథ్వీకి ఎలా చెప్పారు అలాగే. ఎస్ సర్వేషు భూతేషు, సర్వభూతముల యందు అన్నప్పుడు అధిభూత పరంగా. అందులో మళ్ళీ ఒక్కొక్కటి తీసుకుని చెప్పలేదు, ఏకైకం తీసుకుని చెప్పలేదు. సర్వేషు భూతేషు అనడంతో మనకి సర్వముగానే చెప్పబడుతున్నది. అలాగే యః ప్రాణే తిష్టన్ యః ఆత్మని, యః ప్రాణే తిష్టన్ యః ఆత్మని అంటే ప్రాణమునందు బుద్ధి యందు ఎవడుండి నియమిస్తున్నాడో అనే మాటకు వచ్చినప్పటికీ అధ్యాత్మము అయినది. ఈ విధంగా అధిదేవత, అధిలోక, అధివేద, అధియజ్ఞ, అధిభూత, అధ్యాత్మిక నియామకుడుగా ఎవరి గురించి చెప్పారండి మీ మంత్రము అని ప్రశ్న వేస్తే అది పరమాత్మ గురించే చెప్పారు. ఎలా చెప్పారంటే అక్కడున్న మంత్రాన్ని జాగ్రత్తగా చూడండి. అక్కడ చెప్పిన మంత్రములో పరమాత్మ ధర్మములే వివరించారు కానీ జీవుడు గురించో లేదా జడమైన ప్రకృతి గురించో వివరించలేదు. పరమాత్మ గురించే వర్ణిస్తున్నారు. పరమాత్మ గురించి వర్ణిస్తూ ఆయన వీటన్నిటి యందు నియామకుడు అని చెప్పారు గనక పరమాత్మకు భిన్నముగా ఎవడో నియామకుడు ఉన్నాడని చూడడానికి లేదు. పరమాత్మయే వీటి యందంతా నియామకుడై ఉన్నాడని దీనిలో స్పష్టమవుతున్నది అనే దాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి చూపిస్తున్నారు. అయితే ఇక్కడ పృథివీ దేవతలు యజ్ఞములు అనగానే ఇవన్నీ వికారములు. వికారములు అంటే తర్వాత తయారైన వివిధ ఆకారములు. పరబ్రహ్మ ఇలాంటి ఆకారములు ధరించి వీటి యందు నియమించి ఉంటాడా? బ్రహ్మము దీనికి అతీతము కదా. అటువంటి పృథివ్యాదులుగా ఎలా ఉంటాడు అంటే సర్వ వికార కారణత్వే సతి సర్వశక్త్యుపపత్తేహే అనే మాటను ఇక్కడ చూపిస్తున్నాడు. అంటే అన్ని కార్యాలకి కారణం అయిన వానిలో అన్ని శక్తులు ఉంటాయి కదా అన్నాడు. ఇక్కడ వీటన్నిటిని ఆయన నియమించుతున్నాడా ఒక్కడు అంటే ఈ కార్యాలండి ఎవడు కారణం? ఆయనే కదా కారణం. ఇవి కార్యములు అని భావిస్తే పంచభూతములు కానీ ఇత్యాదులు పృథ్వీ ఇత్యాదులు అన్నిటికీ అన్ని కార్యములు అని భావించాలి. కార్యములకు కారణం ఎవడని చెప్పుకున్నాం? జన్మాధ్యశ్యత అని ఆయనే కారణం అని చెప్పుకున్నాం. కానీ కారణమైన ఆయన ఈ కార్యములుగా వ్యాపించినప్పుడు అలాంటి ఆయనలో అన్ని శక్తులు సమర్థములుగా ఉంటాయి కనుక అన్నిటిని నియమించే శక్తి ఆయనకుంటుంది. కానీ ఒక పరిమితికి లోపడి ఉపాధితో తాదాత్మ్యం చెంది జీవుడికి ఉండదు ఇది. అందుకే జీవపరంగా చెప్పలేదు, ప్రధానం పరంగా చెప్పలేదు అని ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ, అయితే మరి శరీరము ఇంద్రియము కలవాడు దేన్నైనా నియమించగలడు కానీ శరీరేంద్రియములు లేనివాడు దేన్నైనా నియమించగలడా? మీ దృష్టిలో మీరేం చెప్తున్నారు? పరమేశ్వరుడికి శరీరము ఇంద్రియము లేదు అన్నారు. శరీరం ఇంద్రియం లేనివాడు దేన్నే నియమించగలడా? ఇప్పుడు నేను దీన్ని ట్యూన్ చేసి సవరించుకోవాలి అనుకుంటా. అనుకున్నప్పుడు దీన్ని సవరించగలిగే చెయ్యి అనే కరణం నాకు ఉండాలి. ఈ చెయ్యి అనే కరణం ఏదుందో ఆ శరీరం ఉండాలి. కనుక నాకు ఉండవలసింది శరీరము ఇంద్రియము రెండు ఉండాలి. కానీ ఆ రెండు కూడా ఆయనకి లేవు కదా, ఎలాగ యమించుతున్నాడు? కనుక పృథివ్యాధులు నియమించేవాడు శరీరము కలిగినటువంటి కరణములు కలిగినటువంటి వాడు ఎవడో అయి ఉండాలి. కానీ శరీర కరణములు లేని ఈశ్వరుడు అని ఎలా చెప్పగలరు అంటే శంకరులు దానికి చెప్తున్నారు నైష దోష. అందులో పెద్ద తప్పుగా పట్టుకోవాల్సింది ఏం లేదయ్యా. యాన్ నియచ్చతి తత్ కార్యకరణైరేవ తస్య కార్యకరణవత్వోపపత్తేహే అన్నాడు. ఇక్కడ ఆయన దేనియందు ఉండి దేనిని నియమిస్తున్నాడని చెప్పుకున్నామో, వాక్యం స్పష్టమవుతుంది కదా, దేనియందు ఉండి దేనిని నియమిస్తున్నాడని చెప్పుకున్నామో అదే ఆయనకి శరీరము, అదే ఆయనకి కరణము అన్నాడు. ఇక్కడ ఈ మాట అర్థమైంది కదా. ఉదాహరణకు పృథ్వీ యందు ఉండి పృథ్వీని నియమిస్తున్నాడు అని చెప్పినప్పుడు పరమేశ్వరుడికి శరీరం ఏదైంది? పృథ్వీ ఆయన శరీరం అయిపోయింది. ఆ శరీరములో ఉండి ఆయన నియమిస్తున్నాడు అని చెప్పబడుతున్నది. ఆ మాట ఇక్కడ యం పృథివీన వేద యస్య పృథివీ శరీరం యహ పృథివీమంతరో యమయతి ఏష ఆత్మా. అక్కడ చెప్పబడ్డ ఆత్మ అనే శబ్దం జీవపరంగా చెప్పింది కాదు, పరమేశ్వర పరంగానే. కనుకనే ఆయన దానినే తన ఉపకరణంగా మార్చుకుని నియమిస్తున్నాడు. కానీ పృథివ్యాధులన్నీ కూడా ఈశ్వర శరీరమే అన్నప్పుడు వాటి నియామకుడుగా వాటి ఎందు అంతర్యామిగా ఆయన ఉన్నాడు. అలాంటి అంతర్యామి అమృత. అమృత అంటే నాశరహితుడు. నాశరహితుడు అని చెప్పినప్పుడు ఆ ధర్మం ఎవరికి ఉంటుంది? పరమాత్మకి ఉంటుంది. అందుకు పరమాత్మకి సంబంధించిన మాట. అయితే ఇక్కడ పూర్వపక్షి సామాన్యుడు కాదండి. మనకంటే బాగుంది బాగుంది అంటాం కానీ మేధస్సు ఉపయోగించి ఏమిటి మరొక్కసారి చెప్పు అని మరింత ప్రశ్న వేయగలిగే శక్తి ఉంది పూర్వపక్షికి. ఇలాంటి పూర్వపక్షులందరినీ పక్కకు తోసేసిన శక్తి శంకర భగవత్పాదులు వారిది. అదే ఆయన చూపిస్తున్నాడు. ఈ పూర్వపక్షి ఏమంటున్నాడంటే వాటి ఎందు అంతర్యామిగా ఉండి నియమించేటటువంటిది నేను అంటాను, ప్రధానమే అంటాను, మీరు చెప్పింది ఈశ్వరుడు కాదు. ఎందుకంటే ఈశ్వరుడు కనబడడు అంతే కదా, వినబడడు, అదేవిధంగా తెలియబడడు. కనబడడు, వినబడడు, తెలియబడడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు ప్రధానము అనుకునే ఏ ప్రకృతి అయితే మేమంటున్నామో సాంఖ్యులు అంటారు ఈ మాట. సాంఖ్యులు ఏమంటారంటే ఈశ్వరుడు గురించి మాట్లాడరు వాళ్ళు, ప్రధానమే ఈ జగత్తుకు కారణము అని చెప్తారు. అయితే మీరు అనుకునే ప్రధానము, మన ఈక్షతేర్నా శబ్దాత్ అనే సూత్రం దగ్గర చాలా చెప్పుకున్నాం, అది ఇక్కడ స్థిరపడుతుంది. కానీ ప్రధానము ప్రకృతి దీనికి కారణమని మీరెందుకు అంటున్నారంటే అశబ్దము అంటే వినబడదు కనబడదు అనే లక్షణములన్నీ ప్రధానానికి కూడా ఉన్నాయి కదా. కానీ కనబడనది వినబడనది వీటి యందు ఉండి యమించుతున్నది అని చెప్పినప్పుడు పరమేశ్వరుని నియమిస్తున్నాడు కదా, ప్రధానమే నియమిస్తుందని మేమంటామంటే మీరు సగమే తెలుసుకున్నారు కానీ పూర్తిగా తెలుసుకోలేదు అంటున్నారు శంకరులు. దీనికైనా బృహదారణ్యకంలోని ఈ దీనికి సంబంధించిన చిత్రం ఏంటంటే, ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ ప్రకరణానికి సంబంధించిన విషయంతోనే ప్రతిపాదన చేయాలి, కానీ దానికి సంబంధించిన విషయం నుంచి తీసుకోకూడదు. ఉదాహరణకి మన ఆత్మ అని మాట్లాడేటప్పుడు ఉపనిషత్తుల్లో మాట్లాడేటప్పుడైతే ఇంద్రియాలకు అతీతమైన వాడని మాట్లాడతాం. లోకంలో ఎవడో నాకు ఆత్మవిశ్వాసం ఉందండి, నాకు ఆత్మగౌరవం ఉందండి అని మాట్లాడతాడు, అక్కడ ప్రకరణంలో ఆత్మ అనగానే పరమాత్మను అర్థం తీసుకోకూడదు. మనకు ఆత్మబలం, ఆత్మవిశ్వాసం ఇచ్చేది పేర్లు వినబడుతుంటాయి. అక్కడ ఆత్మ అన్నప్పుడు వాడి శరీరాన్ని నేను అనుకుని మాట్లాడుతున్న మాటలు, దాన్ని దీన్ని కలపకూడదు. ఆ ప్రకరణం వేరు, ఈ ప్రకరణం వేరు. అలాగని వాడి దగ్గర కూర్చుని ఆత్మ అంటే ఇది కాదయ్యా బాబు, పరమాత్మ అని వాడికి ఉపన్యాసం ఇవ్వకూడదు. అక్కడ కాంటెస్ట్ అదే, ఆ గౌరవం అనే మాట అక్కడికదే. కనుకనే దేన్ని ఎంత మర్యాదలో చూడాలో తెలిస్తే అని స్పష్టంగా అర్థమవుతుంది. కలిపేసుకోకూడదు ఇక్కడ అని ఇక్కడ మాట్లాడుతుంది. ఆ ప్రకరణంలో ఆ మంత్రం దగ్గరికి సంబంధించిన బృహదారణ్యకంలోనే ఇక్కడ చెప్తున్న మాట చూడండి. అదృష్టో దృష్టాశ్రుత శ్రోత అమతో మంత అవిజ్ఞాతో విజ్ఞాత, ఇదయ్యా మంత్రం అక్కడ ఉన్నది. జాగ్రత్తగా విను, ఆ నియమిస్తున్నవాడు ఎవడో అక్కడ చెప్పిన మంత్రం జాగ్రత్తగా చూడు. మీరేమన్నారు అదృష్ట అశ్రుత అమత అంటే కనబడ్డు వినబడ్డు చూడబడ్డు తెలియబడ్డు అని అంటున్నారే, అదంతా ప్రధానమని మీరు అన్నారు, కానీ కనబడ్డు వినబడ్డే అను మాత్రమే తెలుసుకున్నారు, కానీ ఆ పక్కన మరో పదం ఉంది, జాగ్రత్తగా చూడండి. అదృష్టో ద్రష్ట అశ్రుత శ్రోత అమతో మంత అవిజ్ఞాతో విజ్ఞాత, ఇదండి అందం. అదృష్ట కనబడడు, కనబడడు చూస్తాడు, చూడబడడు చూస్తాడు, వినబడడు వింటాడు, తెలియబడడు తెలుసుకుంటాడు. మీరిందులో చూడబడడు వినబడ్డు తెలియబడ్డు పట్టుకున్నారు, కానీ చూస్తాడు వింటాడు తెలుసుకుంటాడు అన్న మాటలు వదిలేశారు. అంటే అర్థం మనం ఆయన తెలుసుకోలేకపోతున్నాం, మనకు ఆయన తెలియబడట్లేదు ఇంద్రియాదులకి, కానీ ఆయన అన్నీ తెలుసుకుంటున్నాడు. సర్వశక్తిమంతుడు, సర్వస్య సాక్షి, అన్నిటినీ తెలుసుకుంటున్నాడు. అంతేకాదు ఇదే మాట మనకి శ్వేతాశ్వేతనంలో కూడా, చెవులు లేవు అన్నీ వింటాడు, కాళ్ళు లేవు ఎక్కడికైనా వెళ్తాడని చెప్పాడు. కనుకనే మీరు చెప్పిన ప్రధానం చెల్లదు. కనబడ్డు వినబడ్డు వరకు ప్రధానం అనుకున్నా, చూస్తాడు వింటాడు తెలుసుకుంటాడు అనేది చేతనత్వం, చైతన్యం యొక్క ధర్మములవి, చైతన్యం యొక్క ధర్మములవి. కనబడ్డు వినబడ్డు అనేది అచేతనత్వం యొక్క లక్షణం. అందుకే చైతన్య ధర్మములు పరమాత్మకు ఉంటాయి, కానీ మీరుకున్న ప్రధానానికి లేదు, కనుక అది పరమేశ్వరుడు అనేదే నిర్ధారణ. మళ్ళీ తేల్చి చూపించాడు. ఇక తర్వాత మాట, జీవుడిని ఎందుకు అనుకోకూడదు అన్నాడు. ఇక్కడ పృథ్వీలో ప్రవేశించి నియమిస్తాడు, అధిలోకంలో ప్రవేశించి నియమిస్తాడు అన్నప్పుడు జీవుడే నియమిస్తాడు అనుకోవచ్చు కదా. జీవుడంటే మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ, ఈ శరీరమే నేనని ఉపాధి తాదాత్మ్యంతో ఉన్నవాడు, ఇది ఎప్పుడు అలాగే గుర్తుపెట్టుకోవాలి. వాడే నియమిస్తాడు అనుకోవచ్చు కదా, అంటే వాడికి ఆ శక్తి లేదన్నాడు. ఎందుకంటే ఘటాకాశవత్ ఉపాధి పరిచ్ఛిన్నత్వా నకార్త్యైన పృథివ్యాదిషు అంతరవస్థాతు నియంతుంచ శక్నోతి. జీవుడంటే పరిచ్ఛిన్నుడు, పరమాత్మ అంటే అపరిచ్ఛిన్నుడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, కొత్త శబ్దం కావచ్చు కానీ ఈ పదం గుర్తుపెట్టుకుంటే తర్వాతవన్నీ సులభంగా చెప్పవచ్చు. అపరిచ్ఛిన్నము అంటే భాగములు లేకుండా అఖండముగా ఉండేది అపరిచ్ఛిన్నం. పరిచ్ఛిన్నం అంటే పరిమితుల్లో భాగంగా ఉండడం అనేది పరిచ్ఛిన్నం. జీవుడు పరిచ్ఛిన్నుడు, ఈ ఉపాధితో తాదాత్మ్యం చెంది అదే నేనంటూ దానికి సంబంధించినటువంటి అల్ప శక్తులతో తాదాత్మ్యం చెందిపోయాడు గనక, అటువంటి అల్పశక్తులతో ఉన్నటువంటి వాడు లోకాలని వేదాలని యజ్ఞాలని పృథ్వీని నియమిస్తున్నాడని ఎలా చెప్పగలవు? కనుకనే పరమేశ్వరుడి నియామకుడు అనగా సర్వస్య నియామక అనే విషయం ఇక్కడ ప్రస్తావన చేసినప్పుడు అంతర్యామి అనే మాట పరమేశ్వరుడికి చెప్పబడుతున్నదే తప్ప జీవుడికి ప్రధానమునకు వర్తించదు. ఎందుకంటే పృథివ్యాధుల్లో ఉండడానికి కానీ వాటిని నియమించడానికి కానీ జీవుడికి సమర్థత లేదు అని. దీన్ని బట్టి మనకి జీవుడు కాడు ప్రధానము కాడని తెలుస్తూ పరమేశ్వరుడని తెలుస్తూ పరమేశ్వరుడు అంటే ఏమిటో ఎంత బాగా అర్థమైంది కదా, వీటన్నిటి ముందు నియమించేవాడు అని మనం ఈశ్వర చింతన ఎంత అద్భుతంగా చేయడానికి అవకాశం ఇచ్చింది. అందుకు ఉపనిషద్వాక్య విచారణ మనం బ్రహ్మము గురించి భావంలో అలా తాదాత్మ్యం చెందించడానికి కొనుస్తాయి. అంతేకాదు ఇక్కడ మరొక మంత్రం కూడా చెప్తున్నాడు, నాణ్యోతోస్తి ద్రష్ట. అన్నిటికీ ఆయన ద్రష్ట, ఆయనకి ఎవడు ద్రష్ట లేడు. అన్నిటిని ఆయన చూస్తున్నాడు సాక్షిభూతంగా, ఆయన చూసేవాడు ఎవడు లేడు. అది చూసేదే, దాన్ని ఎవరు చూడలేరు. ఏది ఉండడం వల్ల మనం అన్నీ చూడగలుగుతున్నామో తెలుసుకోగలుగుతున్నామో అది ఆయన అన్నారు. ఆయన ఎవడు నిజానికి తెలుసుకోలేడు. ఆయన వల్ల అన్నీ తెలుసుకోగలం, కానీ ఆయన తెలుసుకోవడం మహాకష్టం. ఇదేమిటని మహా ఇబ్బంది పెడుతున్నారు అంటే, అనుభవంలో చూస్తే కంటితో అన్నీ చూడగలం కానీ కంటిని చూడలేం, అంతే కదా. ఇది చిన్న ఉదాహరణగా మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఈశ్వర చైతన్యము ద్వారానే ప్రదాన్ని తెలుసుకుంటున్నాం, కనుక తెలుసుకోగలగడం అనేటువంటి ఆ శక్తి ఆ చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మదే అని విషయాన్ని చెప్తూ, అయితే ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న చర్చ, చాలా అవసరమైన చర్చ చెప్తున్నాడు. ఎందుకంటే బ్రహ్మసూత్రంలో హృదయం, శంకర భాష్యం యొక్క హృదయం అద్వైతం. ఇది ఒప్పుకోవాల్సిందే కదా. కానీ నిన్నట్టుండి మనం ఒక మాట అంటున్నాం, అది జీవుడు కాదు పరమేశ్వరుడు, జీవుడు కాదు పరమేశ్వరుడు, ఇదే మాట చెప్తున్నాం. చెప్తున్నప్పుడు వెంటనే జీవేశ్వరులకి భేదము లేదని కదా మీ యొక్క సిద్ధాంతము, మళ్ళీ ఇప్పుడు భేదం ఉందని మీరే ఒప్పుకుంటున్నారు కదా అని వెంటనే అడగచ్చు కదా ద్వైతవాద ప్రియులు. కానీ శంకరులు ఎంత జాగ్రత్తగా ఉంటారంటే ఇలాంటి అవకాశం వస్తుందని ఒక్కసారి గట్టిగా నొక్కి సమాధానం చెప్తారండి. ఎంత అద్భుతమైన మాటలు చూడండి ఇక్కడ చెప్తాను. అత్ర ఉచ్యతే అవిద్యా ప్రత్యుపస్థాపిత కార్యకరణోపాధి నిమిత్తోయం శారీరాంతర్యామినోర్భేద వ్యపదేశ. నేను ఇక్కడ అంతర్యామి శారీరుడు అని రెండుగా చెప్పడం అనేటువంటిది భేదం అనేది ఎందుకు జరిగిందంటే, అంతర్యామి శారీరుడు, ఈ శారీరుడు శబ్దం నేను కొత్తగా మీ దగ్గర అంటున్నానా? గత ఏడాది ప్రవచనం వింటే అసలు కొత్తదనం ఫీల్ అవ్వం, ఒకవేళ పొరపాటును గుర్తుంటే. ఏది పొరపాటున? శారీరుడు అని ఎవరిని అంటారు? జీవుడు. శారీరుడు అంటే శరీరము కలవాడు, శరీరానికి పరిమితమై ఉన్నటువంటి వాడు, వాడిని శారీరుడు అంటారు. ఈ శారీరుని అంతర్యామిని, శారీరుని లోపల ఉండి నియమించేవాడిని. ఈ భేదం నేను ఎందుకు చెప్తున్నాను అంటే అవిద్యా ప్రత్యుపస్థాపిత కార్యకరణ ఉపాధి నిమిత్త అయం శారీర అంతర్యామినో భేద వ్యపదేశ న పారమార్థిక అన్నాడు ఇక్కడ. ఇది పరమార్థత భేదము వారి ఎందు లేదు, పరమార్థత లేదు. కనుక శంకరులు జీవుడు ఈశ్వరుడు ఒకటే అన్నారండి అంటే పారమార్థికంగా ఒకటే, వ్యవహారంలో మాత్రం ఒకటి కాదన్నాడు. వ్యవహారం ఉన్నంతకాలం మనం ఇంద్రియాలతో శరీరంతో తాదాత్మ్యం చెంది ఉన్నంతకాలం భేదం ఉంటుంది. నేను ఎంతవరకు దేహమును అనుకుంటూ ఉంటావో అంతవరకు భేదం ఉంటుంది, అధ్యాసం ఉన్నంతవరకు ఇది ఉంటుంది. అప్పుడు మాత్రం ఈశ్వరుడు జీవుడు అనేటువంటి భావంతోనే వెళ్ళాలి. ఇది తెలియక చాలామంది వ్యవహారాద్వైతం గురించి మాట్లాడుతుంటారు. పరమార్థమే అద్వైతం కానీ వ్యవహారం కాదు. వ్యవహార జగత్తులు కబుర్లు దించకూడదు. ఇక్కడికి వచ్చినప్పటికి ఇదే వ్యవహారంలో జీవుడు అనబడే శారీరుడు అనబడే కించిట్టిన అవుడో కాదా, రేపేం జరుగుతుందో తెలుసా మనకి? ఈశ్వరుడికి తెలుసు. కానీ ఏకత్వం ఎక్కడయ్యా అంటే చైతన్యం అనే విషయంలో ఏకత్వమే కానీ నియామకత్వాది విషయంలో కలిగిన సర్వజ్ఞత్వానికి, వీడికి పరిమితమైన కించిజ్ఞత్వానికి ఉపాధి దృష్టితో చూస్తే మాత్రం భేదమున్నది. అందుకే శారీరుణ్ణి అంతర్యామిని ఇలా నేను వేరువేరుగా చెప్పడం ఎందుకు అంటే అవిద్య చేత ఏర్పడినటువంటి శరీర ఇంద్రియం మొదలైనటువంటి ఉపాధుల్ని నిమిత్తంగా చేసుకుని చెప్పిన భేదమే తప్ప పారమార్థికమైన భేదము కాదు. వీటిని నిమిత్తంగా, ఇంద్రియాదుల నిమిత్తంగా చేసింది చెప్పినది. ఎందుకంటే ఒక హృదయంలో రెండు ప్రత్యేగాత్మలు ఉండవు అన్నాడు ఇక్కడ. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఒక చెట్టు మీద ఇద్దరున్నారు, ఇది మరొక సిద్ధాంతం చెప్తోంది మనకి విశిష్టాద్వైతం. వాళ్ళు ఇద్దరున్నారంటారు లోపల, అదేమిటో చాలా చిత్రం. ఇద్దరున్నారంటే మనం చెప్పుకున్నట్టు కడవలో సూర్యుడు ఆకాశంలో సూర్యుడు లాగే, వాళ్ళిద్దరే నిజానికి. కానీ కడవ అని ఉపాధితో చూసినప్పుడు రెండు అనుకో తప్పులేదు, కానీ రెండుని సిద్ధాంతం చేయగా, అది ఇక్కడ విశేషం తెలుసుకోవాల్సింది. కనుక 100 కడవల్లో 100 సూర్యుల్ని చూడడం తప్పులేదు, కానీ 100 సూర్యులు ఉన్నారనుకోవడం తప్పు, అది వచ్చింది బాధ. కనుక ఆయా ఉపాధిగతమైనటువంటి చైతన్యాన్ని పరిమితిగా చూసేటప్పుడు, ఉపాధి దృష్టితో చూసినప్పుడు మాత్రమే భేదం. పరమార్థ దృష్టి నిజానికి లేదయ్యా, ఎందుకంటే తాను ఏది ప్రతిపాదించదలుచుకున్నది మర్చిపోలేదు శంకరులు, అది అసలు ఉద్దేశం. అందుకు దాన్ని చక్కగా చూపిస్తున్నారు. అందుకే ఏకోహి ప్రత్యగాత్మ భవతి, ప్రత్యగాత్మ ఒక్కడే ఉంటాడు. నద్వౌ ప్రత్యగాత్మానౌ సంభవత, ఇద్దరు ఉండే అవకాశం లేదు. ఏకస్యేవతు భేద వ్యవహార ఉపాధికృత, ఒకడే అయినప్పుడు భేదం ఎందుకయ్యా అంటే ఉపాధిగతంగా చూసేటప్పుడే భేదం చూపిస్తున్నాము. యథా ఘటాకాశం మహాకాశం ఇది, ఘటాకాశం మహాకాశం మీరు 9 రోజులు కూడా వినే అవకాశం ఉన్నది. ఎందుకంటే మనకి ఈ భేదం బాగా వంట పట్టేసింది, అభేదం అనేది వినడం అలవాటు అయిపోయింది, కనుక రెండింటి కలుపుకోలేక నానాయాత్ర పడుతూ ఉంటాం. కానీ అది వంటకు పట్టింది, ఇది మనసుకు పట్టట్లేదు, కానీ వదలట్లేదు. ఈ స్థితిలో ఎలా జాగ్రత్తగా చూడాలనేది చాలా ఇబ్బంది. అందుకు శంకరులు మాటమాటికి చెప్పేది నేను మాటమాటికి చెప్తుంటాం. కనుక ఉపనిషత్ పరిభాషలు కొన్ని కొన్ని ఘటాకాశం మహాకాశం రజ్జు సర్పభ్రాంతి తప్పవండి వేదాంత విచారణలో. ఎందుకంటారా, పరతత్వం అనేది నిజానికి మాటలతో ఇంత స్పష్టంగా చెప్పలేం. ఒక పండుని తీసుకొచ్చేసరి ఎర్రగా ఉంది అంత బాగుందో అని చెప్పాలి అంటే అలా చెప్పగలిగేది కాదు పరతత్వం. అది ఎలాగో మనసుకి మాటకు అందనిదే. కానీ మనసుకి మాటకి అందని దాని గురించో మనం ఈ 12 రోజులు పెట్టుకున్నది మన మాటతో చెప్పడం, మనసుతో అర్థం చేసుకోవడం గురించి. చాలా చికాకు కదా. అటువంటిప్పుడు రెండింటికి అర్థమయ్యేటట్టు నేను చెప్పాలి అంటే ఏది సాధ్యం? ఉదాహరణలు, ఉపమానాలే. ఉదాహరణలు, ఉపమానాలు ఎప్పుడైనా సరే ఒక విషయం అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి సహకరిస్తాయే తప్ప అవే ప్రమాణాలు కావు. అది ఇప్పుడు చికాకు తెలుసుకోవాల్సింది. జిడ్డు కృష్ణమూర్తి గారు అంటారు, ఉదాహరణ లేకుండా ఉపమానాలు లేకుండానే తత్వం తెలుసుకోవాలి అన్నాడు. కానీ అందరికీ తేలిక కాదు అది. కనుకనే శంకరాదులు కూడా ఉపమానాలు ఎందుకు చెప్పారు అంటే తార్కికంగా ఆలోచించి అలవాటున్న మనకి కొంతమేరకు అవగాహన చేసుకోవడానికి మనకు పరిచయమైన వస్తువులతో ఉన్న విషయం చెప్తారు. కానీ మనకు పరిచయమైన విషయాలన్నీ కూడా మళ్ళీ పరిచ్ఛిన్న విషయములే, అది వచ్చింది బాధ. కానీ అవగాహన చేసుకోవడం వరకు ఇక్కడ అందుకు ఆకాశం కొంతవరకు సహకరిస్తుంది సూక్ష్మత్వం అర్థం చేసుకోవడానికి. కానీ ఆకాశం అంటే సూక్ష్మత్వం కాదు, పరమాత్మది అంతకంటే సూక్ష్మం అని చెప్పాం. అందుకే యథా ఘటాకాశో మహాకాశ ఇతి అన్నారు ఇక్కడ. ఘటాకాశము మహాకాశం అని మాట అంటాం. కొండలో గాలి, బయట గాలి, ఇది ఇంకా అర్థమవుతుంది. కొండలో గాలి, బయట గాలి రెండు లేవు. కానీ అనుకుంటే తప్పేం లేదు, ఏపో అన్నాడు ఇక్కడ. కనుకనే వేదాంతాలు ఇలా మాటలు వింటూ ఉన్నప్పుడు విసుగులాగా చిరాగ్గా అనిపిస్తుంది. ఎందుకు? సాధన లేదు కనుక వచ్చింది బాధ. కనుక సాధనా మార్గంలో వెళ్ళిన వాళ్ళు వీటికి విసుక్కోరు, పట్టుకుని వెళ్ళాలి బయటికి. అందుకు ఉపాధిగతంగా ఇదంతా చేయబడుతున్నది అయ్యా. అందుకు తతశ్చ జ్ఞాతృజ్ఞేయాది శ్రుతయ. అందుకే ఉపనిషద్వాక్యముల్లో కూడా జీవుడు ఈశ్వరుడు అని భేదముగా చెప్పే మాటలన్నీ కూడా వ్యవహారం ఉన్నంత వరకు వాడికి ఉపాసన కోసమని చెప్పడం జరిగింది ఇక్కడ. అందుకే భేదమున్నంత వరకు ఉపాస్య బ్రహ్మమే శరణ్యం. భేదదృష్టి ఉన్నంత వరకు ఉపాసనతోనే మనం క్రమంగా వెళుతూ దాని సహాయంతో విచారణ మార్గంలోకి వెళుతూ క్రమంగా తరించే అవకాశం ఉన్నది. అందుకే ఇక్కడ ఉపాస్య బ్రహ్మం గురించి చెప్పేటప్పుడు ఎత్ర హి ద్వైతమివ భవతి తదితర ఇతరం పశ్యతి యత్రత్వస్య సర్వమాత్మైవాభూత్ తత్కేనకం పశ్యేత్ అనేటువంటి వాక్యాన్ని, వేదాంత వాక్యాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఎక్కడ భేదాభేద భావం ఉంటుందో అక్కడ మాత్రమే ఒకడు ఒకడిని చూడడం అనేది ఉంటుంది అన్నాడు ఇక్కడ. ఈ భేదం ఉన్నంతకాలమే మనం పరమేశ్వరుని ధ్యానిస్తున్నాం. పరమేశ్వరుని తెలుసుకుంటున్నాను, పరమేశ్వరుని ధ్యానిస్తున్నాను అంటాను. అంటే పరమేశ్వరుని ధ్యానిస్తున్నాను, రెండు అయ్యేయలేదా? ఈశ్వరుని ధ్యానిస్తున్నాను అనే మాట ఎంతవరకు ఉంటుందంటే ఎంతవరకు ఈ భేదభావం ఉంటుందో అంతవరకు ఉంటుంది. భేదభావం పోతే ఎవడెవడిని చూస్తాడు అక్కడ అన్నాడు ఇక్కడ. ఇక్కడ ఎవడెవడిని చూస్తాడు? చూడబడే వస్తువు, చూసే వస్తువు లేదు, ఒకటే జ్ఞానం అనబడేటువంటి సర్వసాక్షి అయినటువంటి వస్తువు మాత్రం లేదు. ఎప్పుడు అక్కడ అది చేరే వరకు కూడా వ్యవహారంలో ఇది చెప్పడం జరుగుతుంది, పరమార్థత కాదు. యత్రత్వస్య సర్వమాత్మైవాభూత్ తత్ కేన కంపశ్యే, దేంతో దేన్ని చూస్తాడు అన్నాడు ఇక్కడ. ఈ విధంగా ఉపనిషత్ విచారణ చక్కగా చేశాడు. కనుక ఇప్పుడు మనం తెలుసుకున్నది పరమేశ్వరుడు ఈ అధిలోక, అధిదేవ, అధిభూత, అధ్యాత్మ, అధియజ్ఞ, అధివేదాది నియామకుడుగా ఉన్నటువంటి వాడు అని మనం తెలుసుకుని అలా తెలుసుకుని ఉపాసించాలి, ఉపాసీత అని. కానీ ఈశ్వర ఉపాసన చేసేటప్పుడు ఎలాంటి భావాలు ఉండాలో తెలుసుకోండి. ఇలాంటి భావాలతో ఉపాసన చేయాలి. పరమేశ్వరుని మనోమయ ప్రాణమయాదులతో చూసినప్పటికీ కూడా ఇటువంటి భావనతో చేయాలి. ఇలా చేసిన ఉపాసనే అది క్రమంగా చిత్తశుద్ధికి, జ్ఞానానికి హేతు అవుతుంది. అలా కాకుండా మనం ఏదో ఒక మంత్రం తీసేసుకుని జడుల్లాగా ఇటు నుంచి అటు మాల తిప్పేస్తూ, అటు నుంచి ఇటు వెళ్ళిపోతూ వేదాంత విచారణ చెప్తూ ఆవలిస్తూ హాస్యాలు చేస్తూ ఉంటే మనకి ఆ ఉపాసనలు ఏ విధంగా సహకరించడం లేదు, లేదా సహకరించేలా వాటిని మనం వాడుకోవట్లేదు అని అర్థం. ఇది చాలా ముఖ్యమైన అంశం. వీటన్నిటికంటే గుడికెళ్ళి దండం పెట్టడం హాయిగా ఉందనిపిస్తుంది. ఎందుకు? మనం మన మనస్సుని, శరీరాన్ని కష్టపెట్టడం ఇష్టం లేక మనం వెళదామనుకుంటాం కైలాసానికి. ఎవడో చెప్తాడు నేను వెళ్ళొచ్చానండి లోపల ఎంత కష్టం ఇంత కష్టం అని, వెంటనే వీడు అంటాడు అక్కడికి వెళ్ళేకంటే ఇంట్లో శివశివ అనుకుంటే బాగుందండి అని. ఈ మాట ఎందుకు వచ్చింది? వాడు అక్కడికి వెళ్ళలేని అసమర్థత చేత ఇంట్లో శివశివ అనుకుంటే బాగుండండి అన్నాడు ఇక్కడ. కనుకనే కైలాసానికి వెళ్ళనవసరం లేదు, ఇంట్లో శివశివ అనుకుంటే బాగుంటుంది. దీనికి మళ్ళీ వేదాంత వాక్యం ఏదో సపోర్ట్ తెచ్చుకుంటాడు వాడు. నిజానికి వాడు సపోర్ట్ వేదాంత వాక్యం తెచ్చుకున్నాడు, కానీ వాడు మాట అనేది మాత్రం వెళ్ళలేకపోవడం వల్ల అదొక్కటి. అలాగే మనకి వేదాంత వాక్యం చెప్పగానే అబ్బో ఇది మహా కష్టం అండి, దీనికంటే ఇదే బాగుందని. ఇదే బాగుంది అంటే ఇందులోనే అఘోరించు, నీ ఇష్టం, మళ్ళీ జన్మలు పరంపరలు అఘోరించు. నువ్వు కబుర్లు ఏం మాట్లాడుతున్నావు మోక్షం కావాలని. చిత్రం ఏంటంటే ఆఖరు గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టేవాడు కూడా అంటూ ఉంటాడు ఏమనంటే, వీటి వల్ల మోక్షం రాదుటండి, అంత సాక్షీభూతంగా చూడడం వల్లే మోక్షం వస్తుందండి, అందుకే ఈ పూజలన్నీ మానేసి సాక్షీభూతంగా చూడాలనుంటుందండి. అవునండి, చాలా సంతోషం. మళ్ళీ చెప్తాడు మా మనవడికి కొంచెం ఒంట్లో బాగోలేదండి, దేని మాత్రం చెప్పండి అని. నువ్వు ఉన్న స్థాయి ఏమిటి? ఇంకా నీ మనవడికి ఒంట్లో బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకేం మంత్రం, ఈ కబుర్లు ఆడుతూ నువ్వు ఉపనిషత్తు చెప్తావా? ఏం దీనివల్ల మోక్షం పొందేయాలా? చాలా తప్పండి. మనం బొంబాయి వరకు టికెట్ కొనుక్కుని ఫ్లైట్ ఎక్కి అమెరికాకి తీసుకుపో అంటే అది ఏమైనా బాగుంటుందా? మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్లైట్ ఎక్కాం, టికెట్ ఉంది, కానీ దాని దాని శక్తి, దాని కెపాసిటీ బొంబాయి వరకు వెళ్ళడం వరకే. అది పట్టుకుని ఇది విమానమేగా, ఉన్నది ఆకాశంలోనే కదా, అమెరికా పోనీయానండి, పోదు. కనుకనే మనం ఈ ఉపాసనలు వీటిల్లో కూర్చొని ఈ దృష్టితో ఉంటూ వేదాంతం గురించి కబుర్లు ఆడకూడదు. ఈ దృష్టిలో ఉన్నవాడు మళ్ళీ వేదాంతం గురించి మాట్లాడితే ఏమిటో ఘటాకాశం పటాకాశం ఇవే వింటూ అని మళ్ళీ దాన్ని వెక్కిరించకూడదు. మనం ఎక్కడున్నామో దానికి సిన్సియర్గా ఒప్పుకుంటే పోలే. నాకు మాత్రం నా పిల్లలు బాగుండడం కోసం మంత్రము తంత్రము అండి. అది అసలు ఉన్నాడని నమ్మకం ఉందా? ఎలాగో ఖాళీగా ఉన్నాను కనుక చేస్తున్నాను, కానీ ఉన్నాడో లేదో నాకు తెలియదండి అనేవాళ్ళు ఎక్కువ వస్తారు మిత్తి అంటే. ఉన్నమాట ఒప్పుకోవాలండి నిజాయితీగా. చాలామంది ఎలాగో ఖాళీగా ఉన్నాం, లోపల బోల్డ్ అంత భయం ఉంది కనుక జపమో తపమో చేద్దాం అనుకునే వాళ్ళే తప్ప నిజంగా అసలు సగుణ బ్రహ్మము వీటి గురించి అసలు ఇంకా పుణ్యకర్మల గురించే శ్రద్ధ లేదు మనకి. ఇంకా మాట్లాడితే మాత్రం పెద్ద పెద్ద కబుర్లు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి మనం నేల మీద ఉన్నాము అనుకుని ఒక్కసారి తెలుసుకుని మరొకసారి అటెంటివ్ జాగ్రత్తగా వింటామని. పట్టుకున్న విషయం మహావిషయం, అందుకోసం మన స్థాయికి దాన్ని దించే ప్రయత్నం చేయొద్దు, అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. మన స్థాయికి దిగలేదని చెప్పి దాన్ని మాత్రం నిందించద్దు. ఇది ఎవరెస్ట్ పర్వతం నేను ఎక్కలేకపోయాను కనుక ఎవరెస్ట్ వేస్ట్, చాలా మాటలు ఎప్పుడు దయచేసి ఆడద్దు ఇక్కడ. అందుకే ఈ అంశంలో ఉన్నటువంటి విషయం తర్వాత మనం గమనిస్తున్నది పరమేశ్వర విచారం అనేది అంతా కూడా. అసలు ఈశ్వరతత్వం అంటే ఏమిటి? ఈశ్వరతత్వం అంటే ఏమిటి? నేను ఇలా ప్రార్థిస్తే అలా అనుగ్రహిస్తాడు. చాలామందికి ఈశ్వరతత్వంలో ఇష్టమైన వాక్యం ఏంటంటే శరణాగత వత్సలుడు, ఇదే అందరికీ నచ్చుతూ ఉంటుంది. శరణు వేడిన వారిని కాపాడుతుంటాడు అంతే. అంతవరకు తెలుసుకుంటే చాలు మాకు అనుకుంటారు. కానీ ఈశ్వరుడు సర్వనియామకుడు, సర్వవ్యాపకుడు, సర్వమునందు ఉంటాడు. ఈ విషయాలు ఇక్కడ చెప్తున్నాడు అంటే మనం ఏ ఈశ్వరుడు గురించి అంటున్నామో ఆయన అసలు స్వరూపాన్ని చెప్తున్నప్పుడు ఎంత ప్రేమ పొంగుకొస్తుంది మనం. ఆ ప్రేమతో వింటూ ఉంటే సమయం తెలుస్తుందా మనకి? అందుకే ఆ విషయంలో వెళదాం. ఇప్పుడు నియామకుడుగా అధిదేవతాదుల్లో నియామకుడుగా ఉన్నవాడు పరమేశ్వరుడు అని ప్రతిపాదన చేశాడు. ఇప్పుడు తర్వాత అధికరణంలో కొన్ని అధికరణాలు నేను అత్యంత సంక్షిప్తంగానే స్పర్శిస్తాను, కొన్ని విస్తారంగా చెప్తాను. ఎందుకంటే ఏం వింటున్నారో మీకు తెలుసు, ఏం చెప్తున్నానో తెలుసు, ఏం చెప్పాలో నాకు తెలుసు. అది ఎందుకంటే మిగిలిన కాలం ఎంత ఉంది, అందులో నేను దీన్ని ఎలా తెలుసుకోవాలి, పాఠంగా చెప్పుకుంటే ఏ పరిమితుల్లో చెప్పాలి, ప్రవచనంగా చెప్పుకుంటే ఏ పరిమితుల్లో చెప్పాలి, కేవలం దీనికోసమే కూర్చుని ఈ విషయంపై ఒక అవగాహన కలిగి ఒక స్టెప్లో చాలా వచ్చిన వాళ్ళకి ఎలా చెప్పాలి, ఇప్పుడిప్పుడే దీని మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి ఎలా చెప్పాలి, ఇన్ని పరిమితులు నాకు ఉన్నాయి కనుక ఆ పరిమితులు లోబడి కొన్ని చోట్ల తగ్గించడం, కొన్ని చోట్ల హెచ్చించడం, కొన్ని చోట్ల వివరించడం తప్పదు. ఇది దీని శైలి, అనివార్యమైనటువంటి శైలి. అయితే ప్రధానమైన అర్హత ఇక్కడ ఆసక్తి, శ్రద్ధ. అది ఉంటేనే ఇది. అందుకే వేదాంతం అర్థం చేసుకోలేకపోయామని ఆ పదజాలాల్ని మనం హాస్యంగా చూడడానికి లేదు. మనం అర్థం చేసుకోలేకపోతున్నామని విచారం చేసి ఇంకా చిత్తశుద్ధి రాలేదే అని బాధపడి ఆ చిత్తశుద్ధి కోసం ఏం చేయాలో మరింత ప్రయత్నం చేయాలి. కనుక ఎవరి స్థాయిలో వాళ్ళని మరింత సాధన వైపు ప్రేరేపించడానికి బ్రహ్మసూత్ర ప్రవచనాలు పనికొస్తే నేను ధన్యుణ్ణి, ఇది ఏర్పాటు చేసిన వారు ధన్యులు, సర్వులకు ఈశ్వరానుగ్రహం లభించుకక. అదృశ్యత్వాది గుణకో ధర్మోక్తే హే. ఇక అదృశ్య అదృష్ట ఈ శబ్దముల గురించి సంబంధించిన ప్రకరణం ఇక్కడ మొదలైంది. అది ఇందాకే నేను చెప్పాను కనబడడు ఇత్యాదుల్లో కొంతమేరకు తెలిసింది కనుక దీని గురించి ప్రత్యేక చర్చ చేయకుండా వైశ్వానరాధికరణం అనే దానిలో ప్రవేశిస్తున్నాం. ఇక్కడ చాలా ఇవన్నీ ఉపాస్య బ్రహ్మం గురించే చెప్తున్నాడు. అంటే ఒక పరిమితి దానిలో అపరిమితమైన ఈశ్వర భావాన్ని ఉపాసనా దృష్టితో స్వీకరించవచ్చు. ఎలాగో అంటే సాలగ్రామంలో విష్ణువ్వలే అని నిన్న చెప్పిన ఉపమానం అలాగే గుర్తుపెట్టుకుంటే ఈ ప్రకరణం మనకు చాలా పనికొస్తుంది. ఈ దృష్టికోణం మీరు బాగా తెలుసుకుంటే రేపటి నుండి మీరు నిన్నటి వరకు చేసిన అనుష్ఠానమే రూపు మారిపోతుంది, దృష్టి మారిపోతుంది. ఆ అనుష్ఠానం ఇంకా సగుణ బ్రహ్మ ఉపాసనగా పరిణమించి అది క్రమంగా చిత్తశుద్ధికి హేతు అయ్యే అవకాశం మనకి ఉంటుంది. గనకనే మనం చేసే సాధనలకి అనుష్ఠానాలకు ఒక పరమార్థాన్ని, ఒక స్పష్టతని, ఒక ఎరుకని ఇవ్వడానికి పనికొస్తాయి విచారణ మార్గము. అందుకు ఆ కోణంలో దయచేసి రేపు మీరు విష్ణు శాస్త్రం చదివినా ఇవే స్ఫురిస్తాయి, అవునా లేదా పరిశీలించండి. ఈ సర్వస్వ నియామక అధియజ్ఞ అన్నప్పుడు యజ్ఞో యజ్ఞపతి యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన అన్నప్పుడు ఇవంతా స్ఫురించాలి సర్వ విషయములు. అలాగే ఇప్పుడు మనం వైశ్వానరహ అనే శబ్దం గురించి చర్చ. ఈ వైశ్వానరుడు అని మీ ఉపనిషత్తులో చెప్పిన మాట ఈశ్వరుడు గురించి చెప్పారా, లేకపోతే అగ్ని గురించి చెప్పారా, లేకపోతే మరెవడో దేవత గురించి చెప్పారా, జీవుడు గురించి చెప్పారా? వైశ్వానరుడు ఎవరు? ఉపనిషత్తుల్లో చెప్పిన వైశ్వానరుడు. అయితే ఈ సూత్రములు ప్రస్తావన ఉపనిషత్తుల్లో ఒక వాక్యాన్ని ఆధారం చేసుకొస్తోందని ప్రతి సూత్రం దగ్గర నేను చెప్తున్నాను, పట్టుకునేవాళ్ళు పట్టుకోండి. ఎందుకంటే బ్రహ్మసూత్ర భాష్యం పేరు చెప్పుకుని రంజింపజేసే కొన్ని అంశములతో పూర్తయిందని నేను అనిపించుకుంటే భలే హాయిగా ఉందని మీరు అంటారు, నేను అంటాను. కానీ ఈయనేది చెప్పినా అర్థం కాదండి అనే మరింత కీర్తి రావడానికి పనికొచ్చే ఉపన్యాసమే బ్రహ్మసూత్ర భాష్యం. దానికి ఉన్నటువంటి లక్షణం అది. అందుకు దాని దగ్గర పెట్టుకుని అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయగలనే కానీ ఎంటర్టైన్ చేసే ప్రయత్నం నేను చెయ్యలేను. బ్రహ్మసూత్ర భాష్యం వినోద వస్తువు కాదు. అయితే ఇక్కడున్నది చిత్తశుద్ధి ఏకాగ్రత బ్రహ్మంపై నిజమైన జిజ్ఞాస గలవారికి ఇంతకంటే వినోదకరమైన అంశం, ఇంతకంటే రసాస్వాదనీయమైన అంశం మరొకటి దొరకదండి. బ్రహ్మ విచారణంత రసమయ వస్తువు మరొకటి ఉండదు. అందుకే సూత్రభాష్య వివేచన చేస్తూ నేను ఎంత పరవశించిపోయేవాడినో మా నాన్నగారి దయవల్ల ఆ చదువుకోవడం వల్ల అక్కడ. అయితే ఆ పారవస్సు నేను అనుభవిస్తుంటే అది కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి చెప్పండి అని అమ్మ లక్ష్మీ భవన్ గారు కోరుకోవడం వల్ల రెండేళ్ల నుంచి మనకి ఇది లభించింది భాగ్యం. చెప్తూ ఉంటే ఆనందం ఏదో అది ఇప్పుడు అనుభవిస్తున్నాను నేను. అందుకే జాగ్రత్తగా ఇక్కడ విషయంలో మనం ప్రవేశిద్దాం. ఇప్పుడు మనం వైశ్వానరాధికారిని చాలా అద్భుతమైన అధికారణం గారికి తీసుకున్నాం. వైశ్వానరుడికి సంబంధించి ఛాందోగ్యోపనిషత్తులో మంత్రం ఉంది. అది మనం గత ప్రకరణంలో జఠరాగ్ని రూపంలో ఉన్న దాని గురించి ఒక చర్చ చేసాం. అక్కడ విషయం వేరు, అహం వైశ్వానరో భూత్వ అది విషయం వేరు. కనుక ఇది దేని గురించి చెప్తున్నాడంటే ఛాందోగ్యంలో కోన ఆత్మ కిం బ్రహ్మ అనే మాట ఉన్నది. ఆత్మ ఏది, బ్రహ్మము ఏది అని ఒక మీమాంస. మీమాంస అంటే చర్చ చేసేటువంటి అంశం. మీమాంస ఎప్పుడొస్తుందండి? తీరిక దొరికాక కదా. చర్చ ఎప్పుడయ్యా? వేదాంత అంటే తీరిక దొరకాలి, సెలవు దొరకాలి, రిటైర్ అవ్వాలి, బాధ్యత ఉండకూడదు, అప్పుడు మేము మీమాంస చేస్తాం. అది కాదు టాక్స్. మరి ఎన్ని ఉండాలో బ్రహ్మ విచారణకి, ఎన్ని సహకరించాలో, వర్షం పడకూడదు, ట్రాఫిక్ ఎక్కువ ఉండకూడదు, దగ్గరలో ఉండాలి. వైశ్వానరాధికరణం ఇది వైశ్వానర సాధారణ శబ్ద విశేషాత్ అనేటువంటి సూత్రం ఇది. వైశ్వానరుడు అనే మాట పరమాత్మ గురించి చెప్పినటువంటి విషయమే అన్నారు ఇక్కడ. దీని గురించి వివరణ చేస్తూ ఈ వైశ్వానరుకు సంబంధించినటువంటి అంశము ఛాందోగ్యోపనిషత్తులో మనకు వస్తున్న అంశం. అక్కడ మంత్రం ఏంటంటే ఏది ఆత్మ ఏది బ్రహ్మము నహ ఆత్మా కహ కిం బ్రహ్మ. మాకు సర్వులకు ఆత్మ ఏది బ్రహ్మమేది అనే మీమాంసకు సంబంధించి వచ్చినటువంటి చర్చలో అక్కడ వస్తుంది వైశ్వానర శబ్దం. అంటే అందరికీ ఆత్మగా బ్రహ్మముగా ఉన్నది ఏదో దాని గురించి చెప్తూ అది వైశ్వానరుడు అని చెప్పినప్పుడు వైశ్వానరుడు అంటే బ్రహ్మమనే చెప్పాలి కదా. కానీ లోకంలో రూఢిగా మనకి ఇతర శాస్త్రములు కూడా వివిధ సందర్భాల్లో వైశ్వానర శబ్దాన్ని అనేక అర్థాల్లో వాడతాం. ఒకటి జఠరాగ్ని అనే అర్థంలో వాడటం ఉన్నది, అలాగే భూతముల్లో ఉండేటువంటి అగ్ని గురించి చెప్పడం ఉన్నది. అగ్ని దేవతకు కూడా వైశ్వానరుడు అని పేరున్నది. కానీ ఇక్కడ చెప్పిన ఈ వైశ్వానరుడు అగ్నిదేవతయా? అగ్నిదేవత వేరు, మళ్ళీ పరమాత్మ వేరు కదా. అలాగే పంచభూతాల్లో మనం చూసే ఒక అగ్నియా, లేదా కడుపులో ఉన్నటువంటి జఠరాగ్నియా, దేని గురించి వైశ్వానరని చెప్తున్నది అనే చర్చ మనకు వస్తున్నది. రాగానే అక్కడ దానికి సమాధానం. ఈ చర్చకి సంబంధించి ఒక అద్భుతమైన విషయం మనకి కథలో కనపడుతుంది. ఇక్కడ మంత్రం ఏంటంటే ఆత్మానమేవేమం వైశ్వానరం సంప్రత్యధ్యేషి తమేవ నో బ్రూహి. ఇది మాట. ఇక్కడ ఈ అంశంలో మనకి ఒక అద్భుతమైన కథతో దీన్ని చెప్తూ ఉంటారు. కొంతమంది మహానుభావులు కలిసి ఒక ఐదుగురు బ్రహ్మవాదులు, బ్రహ్మవాదులు అంటే బ్రహ్మము గురించే చర్చ చేస్తూ ఉన్నటువంటి వారు. ఎప్పుడు? తీరిగి దొరికినప్పుడు, అవకాశం దొరికినప్పుడు అని కాదు, అదే లక్ష్యముగా, అదే పరమార్థముగా దాని గురించే శాస్త్రాదులు మననం చేస్తూ పెద్దలతో శాస్త్రయిస్తూ చర్చ చేసేవాళ్ళు ఒక ఐదుగురు ఉండేవారు మహాత్ములు. వాళ్ళ పేర్లు చూడండి ఎంత బాగున్నాయో. ప్రాచీన శాల, ఒకటి పేరు ప్రాచీన శాలుడు, ఇంకోటి పేరు సత్యయజ్ఞుడు, ఇంకొక ఆయన పేరు ఇంద్రజుమ్నుడు, మరొక ఆయన పేరు జనకుడు, ఇంకోటి పేరు బుడిలుడు. వీళ్ళు మొత్తం ఐదుగురు. ప్రాచీన శాల, సత్యయజ్ఞ, ఇంద్రజుమ్న, జనక, బుడిల, ఈ ఐదుగురు మీమాంస చేసేట బ్రహ్మం అంటే ఏమిటని. వీళ్ళ ఐదురికి కూడా సమాధానం తృప్తిగా లభించలేదు. ఎందుకంటే తలో ఒకరిది ఒక్కొక్క అభిప్రాయంగా ఉన్నది. మనం దీని గురించి తెలుసుకోవడానికి ఇంకెవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళదాం. చూడండి, చర్చ అనేది, జ్ఞానం అనేది ఎంత తపన. మనం ఎక్కడో కూర్చుంటాం, వాడు చెప్పాడు నాకు అర్థం కాదని వదిలేస్తాం. అంటే అది అక్కర్లేదు కనుక వదిలేశాను. ఇది కావాలి అనుకుంటే ఎంత తపన పడతాం. కానీ ఎప్పుడైనా జ్ఞానం అనేది కావాలనుకున్న వాడికే దొరుకుతుంది తప్ప కాలక్షేపప్రాయులకు దొరకదు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడున్నామో మాట్లాడదు ఇక్కడ దాన్ని బట్టి. కనుక వీళ్ళు కావాలని తపన. వీళ్ళు సామాన్యులు కారు, ఏదో ఇవాళ టీ కప్పుతో డిస్కస్ చేస్తూ చేసినటువంటి చర్చ కాదు వీళ్ళు. వాళ్ళు శాస్త్రాదులన్నీ చర్చ చేశారు, ఆలోచన చేశారు, మథన పడ్డారు. వాళ్ళకు ఒక నిర్ణయం వచ్చింది, ఆ నిర్ణయంతో వాళ్ళు తృప్తి చెందలేదు, ఇంకా ఏదో ఉంది. కనుక దీన్ని తెలుసుకోవడానికి బయలుదేరారు. అసలు నిజానికి కొంత విషయంలో జ్ఞాని అనుకున్నవాడు ఇంకోటి దగ్గరికి వెళ్తాడండి అసలు లోకంలో. ఒక పండితుడు అనుకున్నవాడు మరో పండితుడి వెళ్ళనే వెళ్ళడు, నేను జ్ఞానిని అనే భ్రాంతితో వెళ్ళిపోతాడు. ఒక ఆయన కూడా జ్ఞానానందం అని పేరుండేవాట అని విశ్వనాథ సత్యన గారి దగ్గరికి వచ్చి ఒక పుస్తకం ఇచ్చి దీని మీద నాకు అభిప్రాయం అంటే చక్కగా రాశాడు, జ్ఞానం ఉన్నదనుకుని ఆనందించువాడు అన్నారండి. ఆయన తెలివి చమత్కారం, జ్ఞానంతో ఆనందించేవాడు అనుకోకుండా జ్ఞానం ఉన్నదనుకుని ఆనందించేవాడు వ్యుత్పత్తి ఇచ్చారు. ఇలా వాళ్ళు కొందరు ఉంటూ ఉంటారు, మంచిదే, వాళ్ళు తృప్తిగా బతికేస్తారు, తర్వాత ఏమవుతారు అనేది వదిలేద్దాం. అలాంటి వాళ్ళు కొందరు ఉంటూ ఉంటారు, అక్కడ తాగిపోతూ. ఎందుకంటే మేము బ్రెయిన్కి ఇంతకంటే పని పెట్టమేమో, ఇదే చాలు అంతే అంతే కదా. ఉద్యోగంలో ప్రమోషన్కు మాత్రం నానాయాతన పడతారు, ఇక్కడను పోషించాలండి అనుకోరు. ఇక్కడ మాత్రం ప్రమోషన్ లేకుండా ఇందులోనే ఉండిపోదాం అనుకుంటారు, దీంతో అన్ని కొట్టేయాలనుకుంటారు. ఇందాక చెప్పినట్టు బొంబాయి టికెట్తో అమెరికా వెళ్ళిపోయేటట్టు. కానీ మహాత్ములు మాత్రం చర్చ చేసి ఆఖరికి కేకయ దేశాధీశుడు, కేకయ రాజ్యానికి అధిపతి అయినటువంటి అశ్వపతి అనే మహాత్ముల వద్దకు వెళ్ళేట బ్రహ్మవాదులందరూ వెళ్ళి మాకు చెప్పు కోన ఆత్మాకిం బ్రహ్మ. అప్పుడు వాళ్ళు ఆయన దగ్గర అడిగారు. అంటే ఆయనేమన్నాడు, ఆత్మానమేవం వైశ్వారణ సంప్రత్యధ్యేషి తమేవనో బ్రోహి. ఆయన ఏమన్నా అంటే, మీరు అధ్యయనం చేసినటువంటి ఆత్మ గురించి నాకు చెప్పండి. మీరు ఇంతవరకు ఏదో అధ్యయనం చేసి ఇక్కడికి వచ్చారు, ఊరకని ఏమీ తెలుసుకోకుండా దగ్గర రాలేదు కదా. మీరు ఇంతవరకు ఏదో స్టడీ చేసి పైదానికోసం నా దగ్గరకు వచ్చారు కదా, కానీ మీరింతవరకు అనుకున్నదేదో నాకు చెప్పండి అన్నట్టు. అందులో ఒక్కొక్కడు ఒక్కొక్క అభిప్రాయం చెప్పాడు. నేను అనుకుంటున్నాను, అన్నిటికీ పైన ఉంటూ అన్నిటి నియమించేదే ఆత్మ అయితే ద్యులోకము ఆత్మ అని అడిగాడు. ద్యులోకము, ద్యులోకం అంటే స్వర్గాది ఊర్ధ్వలోకం అని, ఇదే ఆత్మ అన్నాడు ఒక ఆయన. ఇంకో ఆయన సూర్యుడు లేదా సూర్యరూపమైన అగ్నియే ఆత్మ అన్నాడు. ఇంకోడు ఆదిత్యుడు, వాయువు, ఆకాశం, జలము, పృథివీ. అంటే ద్యులోక, అగ్ని, ఆదిత్య, వాయు, ఆకాశ, అప్ పృథివీ. అప్ అంటే జలమండి. ఈ ఐదు ఒక్కొక్కడు ఒక అభిప్రాయం. ఒకడేమో ద్యులోకం అంటే ఒకడు అగ్ని అన్నాడు, ఒకడు ఆదిత్యుడు అన్నాడు, ఒకడు వాయువు అన్నాడు, ఒకడు ఆకాశం అన్నాడు, ఒకడు జలం అన్నాడు, ఒకడు పృథివీ అన్నాడు. మీరు ఆలోచిస్తే అన్నింటినీ నియమించి అన్నిటికంటే ఉన్నతమైనది అనేది మీరు చర్చలు వీటన్నిటికీ వర్తిస్తుంది. మీరు చూడండి ఒక్కసారి, భూమే లేకపోతే మనం ఉండగలమా? మనకు తెలిసి భూమి వల్లే మనం అందరం కలుగుతున్నాం, భూమి వల్లే ఉంటున్నాం, భూమి వల్లే పెరగబడుతున్నాం. కానీ జన్మాధ్యశేత అన్నప్పుడు భూమియే బ్రహ్మము, అవునా లేదా? ఇలా వాడు ఆలోచన వాడు. ఇలా ఒక్కొక్కరు ఐదుగురు చెప్తే ఆయన వెంటనే అన్నాడు, నిజంగా మీరు నా దగ్గరికి రాకపోయే ఉంటే మీరు అనుకున్న ఒక్కటే బ్రహ్మమని ఉపాసిస్తూ మీ బతుకు చెడిపోయేది పొండి అన్నట్టు. ఇక్కడ ఏమిటో ఈ మాట, చాలా గట్టిగా అన్నాడు. ఇంకా నేను మృదువుగా చెప్పాను కానీ, మీరు ద్యులోకమే అలా అనుకునుంటే శిరస్సు పడిపోయేది, వైశ్వానరుడే అనుకున్నట్టయితే అంధత్వం వచ్చేది, వాయువే అనుకున్నట్టయితే ప్రాణాలు పోయేది. ఇవి మాట్లాడుతున్నాడు. ఆకాశమే అనుకుంటే దేహం శిథిలమైపోయేది, అలాగే జలమే అనుకుంటే మూత్రభస్త్రిక పగిలిపోయేది, పృథివీ అనుకుంటే పాదాలు ఎండిపోయేవి అన్నట్ట. ఇదేమిటండి బాటలు? ఇందాకే మీరు ఒక పరిచ్ఛిన్నముగా ఉపాసించమని చెప్తే ఇప్పుడు కాదంటున్నారు కదా. ఇక్కడ కొంచెం ఆలోచించాలి. బ్రహ్మము గురించి ఒక అవగాహన కలిగి దానిని ఒక పరిచ్ఛిన్నమునందు ఆరాధించడం వేరు. అది ఇక్కడ ఇక్కడ నేను చెప్తున్నాను. జాగ్రత్తగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీటన్నిటినీ ఎవడు వ్యాపించి నియమిస్తున్నాడో, మీరు ముక్క ముక్కలుగా చెప్పారు, వీటన్నిటికీ నియామకుడైన ఏకైకమై సర్వవ్యాపకుడైన వాడెవడున్నాడో వాడు ఆత్మ బ్రహ్మము అని అశ్వపతి చూపించాడు. అంటే ఇక్కడ చెప్పిన మాట ఒక్కసారి చూస్తే ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కొంతమంది గుడ్డివాళ్ళు బయలుదేరిన కథ ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకోవాలంటే. ఇది చిన్నప్పటి నుంచి మనకి పాఠశాలలో చెప్పారు కనుక ఆ ఉదాహరణ చక్కగా అనిపిస్తుంది. ఒక ఆయన వెళ్ళి ఏనుగు ఎలా ఉంటుందంటే గుడ్డివాడి స్తంభంలా ఉంటుంది అన్నట్టు. ఇంకో ఆయన సన్నగా ఉంటుందండి ఏనుగు, చివరికి కుచ్చులు కూడా ఉంటాయండి అన్నట్టు. ఇంకొక ఆయన ఏనుగు అలా వేలాడుతూ ఉంటుందండి, ఇటు అటు ఊగుతూ ఉంటుందండి అన్నాడు. ఇందులో ఎవరు కరెక్టు? ప్రతివాడు కరెక్టే, కానీ ఎవడూ కరెక్ట్ కాదు. వాడు ఒక పరిచ్ఛిన్నంగా ఒక్క కోణంలోనే వాడు చూశాడు. అలాంటి గుడ్డి వాళ్ళ యామి ఐదుగురు కూడా అన్నాడు ఇక్కడంతే. ఎందుకంటే పరమాత్మ అన్నప్పుడు ద్యులోకము ఇలా అక్కడక్కడ చూశారు. కానీ నేను చెప్తున్నాను, ఇవి అన్నీ కూడా ఎవరు వ్యాపించి ఉన్నాడో వాడు అంటూ మీరు చెప్పిన ద్యులోకము ఇత్యాదులు విషయములు చెప్పాడు. ఎందుకంటే మీరు చెప్పిన వాటికి ముందు ద్యులోకంలో సుతేజస్సు అనే గుణం ఉన్నది. చూడండి, ద్యులోకంలో సుతేజస్సు, గొప్ప తేజస్సు అనే గుణం ఉన్నది. అలాగే అగ్ని అక్కడ చెప్పబడుతున్న వాళ్ళ విశ్వరూపము, వివిధ రూపములు ధరించేటువంటి గుణం ఉన్నది. అలాగే ఆదిత్యుని గురించి ప్రకాశించుతూ వ్యాపించగలిగే గుణం ఉన్నది. వాయువులో బహుళత్వం, వివిధ విధములుగా అవగలిగే అవకాశం ఉన్నది. అలాగే ఆకాశము, జలం, పృథ్వీ ఇత్యాదుల యందు ఐశ్వర్యము, ప్రతిష్ట ఇత్యాది లక్షణములు ఉన్నాయి అని చెప్పాడు. ఇలా ఒక్కొక్క దానికి ఒక గుణం ఉన్నది. నేను చెప్పబోతున్న వాడెవడు అంటే, వీటన్నిటి యందు వ్యాపించి వీటన్నిటికీ సర్వముగా ఉన్నటువంటి వాడెవడో వాడు బ్రహ్మము. అందుకు యస్త్వేమవేవం ప్రాదేశమత్రమభివిమానమాత్మానం వైశ్వానరముపాస్తే స సర్వేషు లోకేషు సర్వేషు భూతేషు సర్వేష్వాత్మస్వన్నమత్తి తస్య హవా ఏ తస్యాత్మనో వైశ్వానరస్య మూర్ధైవ సుతేజ చక్షుర్విశ్వరూపః ప్రాణపృథగ్వర్త్వాత్మా సందేహో బహుళో భస్తిరేవ రహి పృథివ్యేవ పాదౌ ఉర ఏవ వేదిర్లోమాని బర్హి హృదయం గార్హపచ్చో మనోన్వాహార్య పచన ఆశ్యమాహవనీయః. ఇది ఛాందోగ్యోపనిషత్తు వచ్చిన మంత్రం. అంటే ఇప్పుడు మీరు భిన్న భిన్నముగా చెప్పినవన్నీ కలిపి ఒక పరమాత్మని చెప్పేటప్పుడు ఈ భిన్నమైనవన్నీ ఆయనకు ఒక అవయవములుగా తెలుసుకోండి. ఎందుకంటే భిన్న భిన్నమైన ఏనుగు అవయవాలు కలిపి మన ఏనుగులో చూసినట్లుగా ఈ భిన్న భిన్నమైనవన్నిటికీ పరమాత్మకు అవయవస్థానంగా భావించండి. అప్పుడే కొంచెం తెలివిగా భావిస్తే పరమాత్మకి ఈ పృథివ్యాధులన్నీ అవయవస్థానములుగా భావించడం అంటే ఏమిటి అంటే, భూపాదవు యశనాభిరి వీధశుర నెల చంద్రశివుడు చరిత్రకు వెళ్ళిపోయాం మనం. అక్కడ సగుణ బ్రహ్మోపాసనలోకి తీసుకెళ్తున్నాడు. అది ఆ తత్వం ఇక్కడ ఆవిష్కరింపబడుతున్నది అనమాట. అందుకు నేను మీకు చెప్పబోయే వైశ్వానరుడు ద్యులోకము అగ్నియు సూర్యుడు ఇలా కాకుండా నేను చెప్పబోతున్న వైశ్వానుడు గురించి చూడండి. ఆ వైశ్వానుడిని ఎవడు ఉపాసిస్తాడో వాడు ధన్యుడు, వాడే జీవన పరమార్థాన్ని పొందుతున్నాడు అని చెప్తున్నాడు. ఆ వైశ్వానుడు ఉంటాయి. ఇప్పుడు మరి అలాంటి వైశ్వానుడిని ఉపాసించాలని మనకు అనిపించాలే లేదా అండి? దాన్ని ఉపాసిస్తే బాగుపడిపోతాం, అదే పరమార్థం అన్నప్పుడు అబ్బా అయితే దొరికిపోతే బాగుండని. ఇక్కడ ఒక మందు నేను చూపించి ఇది కానీ పుచ్చుకుంటే ఇక ఏ రోగము లేదు నూరేళ్ళు బ్రతుకుతారో నేను చూపిస్తే రానివాడెవడో పుచ్చుకునేవాడెవడో చెప్పండి. ప్రతివాడి సిద్ధమే. మరి అయ్యా ఈ బ్రహ్మమును తెలుసుకుంటే నువ్వు అమృతత్వాన్ని పొందుతావు మరి దుఃఖించవు అని చెప్తూ ఉంటే తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? అది ఇక్కడ అది ప్రశ్న వేసుకోవాల్సింది. అంటే రెండు కారణాలు అయి ఉండాలి. నాకు ఎప్పటి నుంచి బాగుపడే యోగం లేదు అని దృష్టి అయినా అయి ఉండాలి. నాకు వాడి మీద విశ్వాసం లేదనే బుద్ధి అయినా ఉండాలి. నిజంగా దాని అందు శ్రద్ధ ఉంటే మాత్రం ఏమి తహతహతో వింటామో తెలుసా? దీనికి పాండిత్యం ఉండాలండి. పాండిత్యం వల్ల దీన్ని తెలుసుకోలేదు, బాగా గుర్తుపెట్టకండి. కొంతమంది సంస్కృతం పరీక్షలు కడతారు, 4 సంవత్సరాలు సంస్కృతం అయిపోయిన తర్వాత కావ్యపాఠాలన్నీ చదివేసి అప్పుడు బ్రహ్మసూత్రాలు చదివేస్తారు. ఇంకా బ్రహ్మసూత్రాల గురించి మాట్లాడిస్తుంటారు. వాళ్ళు అంటారు వేదాంతమే చాలా ముఖ్యం, ఈ పురాణాలన్నీ అబద్ధం, ఈ రాముడు కృష్ణుడు లేడని. ఎందుకంటే వాడికి సంస్కృతం వచ్చు కనుక బ్రహ్మసూత్రం కూడా చదివేశాడు. కానీ ఇంగ్లీష్ ఒక్కటి వచ్చినంత మాత్రాన మెడిసిన్ గురించి పుస్తకం చదివేసి వైద్యం చేస్తే ప్రమాదం అవునా కదా అండి? ఇంగ్లీష్ లెక్చరర్ మెడిసిన్ చదివేసి వైద్యం చేస్తే ఎవరు ఒప్పుకుంటారో చెప్పండి సమాజంలో. కనుక భాష ఒక్కటి చాలదు ఇక్కడ. కనుక సంస్కృతం తెలిసిన వాళ్ళందరికీ బ్రహ్మసూత్రాలు తెలిసిపోదు, పండితులకు తెలిసిపోతుంది చెప్పలేము. దీనికి ప్రత్యేకమైనటువంటి సంస్కారం కావాలి. అది ఈశ్వరానుగ్రహం. ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన అది ఉన్నవాడికి. మాట మాటికి మధ్యలో ఆపి ఎందుకు చెప్తున్నామంటే ఏకాగ్రంగా పట్టుకోవాల్సిన అద్భుతమైన అంశములు ఇవన్నీ కూడా. సామాన్య ఇంత విచారణ చేసిన మహాత్ములు పుట్టిన దేశంలో పుట్టినందుకు ముందు గర్వించాలి మనకు. ఏం మహాత్ములు అండి, ఏమి విచారణ చేశాడు బ్రహ్మ విచారం గురించి? అందుకే ఒక పాశ్చాత్యుడు చెప్తున్నాడు, ప్రపంచ సాహిత్యంలో కానీ ప్రపంచ మేధావు వర్గంలో కానీ ఎంత వెతికినా ఉపనిషత్తులు చూపించిన జ్ఞానం ఎక్కడా కనబడదు. అందుకే భారతదేశపు మేధస్సు ఉపనిషత్తు దానికి నమస్కారం అన్నాడు. ఏమి అది చూసి గర్వించవలసినటువంటి అంశం ఇది. ఏం చెప్తున్నాడు చూడండి, అన్నీ కలిపి వివరిస్తున్నాడు. నేను చెప్తున్నది ఆ వైశ్వానరుని ఉపాసించాలి. ఉపాసనను వచ్చేసిందా అపరిమితాన్ని పరిమితంలోకి తెచ్చుకుని ఉపాసించవలసింది. మీరు ఇంట్లోకి గంగ తెచ్చుకోవాలని కాశీలో అనుకుంటే మీరు పట్టుకెళ్ళిన పాత్రలో తెచ్చుకుని ఉపాసించవలసిందే అంతే కదా. ఎందుకంటే మీరు అంత గంగ ముందు రోజు కూర్చోలేం కనుక ఇక్కడ తెచ్చుకున్నాం. అలాగే అపరిచ్ఛిన్నమైన ఈశ్వర చైతన్యాన్ని మనకున్న పరిమితులు బట్టి ఉపాధిలోకి తెచ్చుకోవాల్సిందే. ఆ తెచ్చుకున్నప్పుడు అపరిచ్ఛిన్నుడనే దృష్టి మాత్రం వదలకుండా జాగ్రత్తగా చేసుకోండి. అందుకే ఉపాస్య బ్రహ్మకు సంబంధించిన అధికరణంలో ఉన్నాం కనుక ఈ విషయం అంతా చెప్తున్నాం. అలా మీరు వైశ్వానరుని ఎలా ఉపాసిస్తే తరించిపోతారో ఇక్కడ వివరిస్తున్నాడు. అతడు సర్వాంతర్యామైన పరమాత్మతో ఆ తత్వంతో తాదాత్మ్యం చెందగలడు. ఎవడు వైశ్వానుని ఉపాసించేవాడు? ఎలాగో అంటే వైశ్వానుని ప్రాదేశ ప్రమాణములు ఉపాసించండి. ప్రాదేశం అంటే ఏమిటని గత ఏడాది చెప్పానని. ఏమిటి ప్రదేశం అంటే? జానుడు. జానుడు ప్రమాణం. జానుడు అంటే ఇదండి, ఈ రెండింటికి మధ్య ఉన్నదాన్ని ప్రాదేశం అంటారు. ప్రాదేశ ప్రమాణంలో వైశ్వానుని ఉపాసించాలట. చూసారా, ద్యులోకము ఆదిత్యుడు కూడా కాదన్న ఈశ్వరుణ్ణి మీరు ప్రాదేశ ప్రమాణంలో ఉపాసించవచ్చట. ఎంత అద్భుతమైన మాట అండి. ఇక్కడ ఇదేదో బాగుంది, అందడందరందరూ అన్నవాడు మీ ఇంటి పక్కనే ఉన్నాడంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఇక్కడ అలా ఉంది. ఇక్కడ ఆయన అపాయింట్మెంట్ దొరకదండి, ఏమీ లేదండి, మహాకష్టం అండి అన్నవాడు అప్పుడు కాలం బెల్కొట్టేట. అలా ఉన్నదండి విషయం. అంత తేలిక కాదయ్యా అని చెప్పిన వట్ట ప్రాదేశ ప్రమాణంలో ఉపాసిస్తే ఆ మాట యస్త్వయమవేవం ప్రాదేశ మాత్రం అభివిమానం ఆత్మానం. ఏమి శబ్దములండి! అభివిమానుడైన ఆత్మను వైశ్వానరుని, వాడే వైశ్వానరుడు. ఉపాస్తే స సర్వేషు లోకేషు సర్వేషు భూతేషు, వాడు సర్వలోకమైంది సర్వభూతమైంది సర్వమును గ్రహించగలిగేటువంటి ఆత్మగా అవుతున్నాడు. అంటే సర్వాంతర్యామైన పరమాత్మతోనే ఐక్యమవుతున్నాడు అనే విషయాన్ని చెప్పారు. అది ఎలా ఉపాసించాలని చెప్తున్నాడు ఇక్కడ. అతడు ఎలా ఉన్నాడు అంటే, మీరు చెప్పిన ద్యులోకము ఆయన శిరస్సు. ఇందాక చెప్పినవన్నీ మర్చిపోకండి. ద్యులోకము అగ్ని ఆదిత్యుడివి, ద్యులోకము ఆయన శిరస్సు. అలాగే వివిధ రూపాలు ధరించబడేటువంటి అగ్ని ఆయనకు నేత్రము. ఇది ఇవి వివరిస్తూ నానావిధ గమనాలు కలిగిన వాయు ఆయనకు ప్రాణము. బహుళముగా అయ్యేటువంటి ఆకాశము ఆయనకి దేహ మధ్య భాగము రయి. ఉదకము ఆయనకి జలస్థానము, అంటే జలము శరీరంలో ఉండే చోటు. దీని మూత్రభస్త్రిక అని అన్నారు ఇక్కడ. ఉదకం ఆయన మూత్రభస్త్రిక. పృథివీ ఆయనకు పాదములు. వక్షస్థలము వేది, ఇంకా చాలా చెప్తున్నాడు. వక్షస్థలము వేది. లోమములు బర్హిస్సులు. హృదయము గార్హపత్యగ్ని. మనస్సు అన్వాహార్య పచనాగ్ని. ముఖము ఆహవనీయాగ్ని. ఇదయ్యా వైశ్వానర పురుషుడు యొక్క స్వరూపము. ఆ వైశ్వానర పురుషుడు ఎవడు? ద్యులోకము శిరస్సుగా కలిగి, భూమి పాదముగా కలిగి, మధ్యలో ఇతర అవయవస్థానములన్నీ చెప్పబడ్డాయి. చెప్పినప్పుడు విశ్వవ్యాపకమైనటువంటి ఆ ఈశ్వర చైతన్యము అని ప్రతిపాదన చేస్తున్నాడు. దీనిని మనం సగుణ బ్రహ్మోపాసన అంటాం. విశ్వాత్మకుడిగా పరమాత్మను చూడటమే సగుణ బ్రహ్మోపాసన. అలాంటి ఆయన్ని నువ్వు ప్రాదేశ మాత్రంలో ధ్యానించు, ఉపాసించు అన్నాడు. ప్రాదేశ మాత్రం అంటే హృత్పుండరీకం, ఇది ప్రాదేశ మాత్రం అని. అలాగే ప్రాదేశ మాత్రం అన్న దానికి మరొక స్థానం కూడా చెప్తున్నాడు. ఇది సాధకులకు పనికొస్తుందని చెప్తున్నాం. ఈ ప్రాదేశ స్థానంలో ధ్యానించు అని చెప్పాడయ్యా ఆ సందర్భంలో. ఎవరు చెప్పారు ఇదంతా కూడా? అశ్వపతి. ఐదుగురికి చెప్తే బుద్ధి వచ్చింది బుద్ధి వచ్చింది అన్నట్టు ఇక్కడ. ఆ విధంగా వాళ్ళకి ఎరుక కలిగించాడు ఛాందోగ్యంలో. ఇంత అద్భుతంగా వైశ్వానర ఉపాసన అనేటువంటి విషయం మనకి కనబడుతున్నది. అయితే ఇది పట్టుకుని మళ్ళీ పూర్వపక్షి అంటున్నాడు, అయ్యా మీరు వైశ్వానర శబ్దాన్ని బృహదారణ్యకల్లో అయం అగ్నిర్వైశ్వానర ఇత్యాది విషయాల్లో వాడారు. అలాగే మరొక చోట విశ్వస్మా అగ్నిం భువనాయ దేవ అని, వైశ్వానరస్య సుమతౌ శ్యామ రాజాహికం భువనామభిశ్రీ అని ఒక చోట జఠరాగ్ని భావంతో, ఒకసారి భూతాగ్ని భావంతో, ఒకసారి అగ్నిదేవత అనే భావంతో వాడుతూ ఇక్కడ మీరు పరమాత్మ అని చెప్పడం తగునా అంటే, అక్కడ ప్రకరణానికి ఇక్కడ ప్రకరణానికి మళ్ళీ భేదం చూడాలి. ఇక్కడ ప్రకరణంలో చెప్పినటువంటి వైశ్వానరుడు అనే మాటకే అర్థం వేరయ్యా. కనుక ఒక శబ్దం చెప్పేటప్పుడు దాని అర్థం బట్టి ఆ మాటకు వస్తే, అగ్ని అనే మాటకి మనం పొయ్యి మీద వెలిగించినప్పుడు అగ్ని అంటాం, కానీ అదే పరమాత్మ అనడానికి కుదరదు. దీపానికి వెలిగించే అగ్నిని మనం అగ్ని అంటాం, కానీ నువ్వు భావనతో దాన్ని పరమాత్మగా చేయడం వేరే విషయం, కానీ అదే పరమాత్మ అనడానికి లేదు. ఎందుకంటే దానికి కూడా ఎవడు నియామకుడు అనేటువంటిది. అందుకు ఇక్కడ ఈ చెప్తున్నటువంటి అగ్ని, తస్య హవా ఏతస్యాత్మనో వైశ్వానరస్య మూర్ధై వసుతేజా. ఎవడికి ద్యులోకము మూర్ధస్థానమో అని చెప్పినటువంటి వైశ్వానరుడు దాని గురించి చెప్పిన సందర్భంలో వైశ్వానుడిని చెప్పినప్పుడు, పైగా అది తెలుసుకుంటే తరించిపోతావని చెప్తూ దాన్ని మించింది లేదని చెప్తున్నప్పుడు అది పరమేశ్వరు గురించి కాక ఇంకా దేని గురించి చెప్తుందయ్యా అని ప్రశ్న వేశాడు ఇక్కడ. అందుకే ఇక్కడ సాధారణ శబ్దార్థన సూత్రంలో చెప్పడం ఏంటంటే, ఆత్మ వైశ్వానర అనేటువంటి రెండు శబ్దములు కూడా ఒకే అర్థంలో వాడబడ్డాయి. వైశ్వానర ఆత్మ, అందుకే వైశ్వానర సాధారణ శబ్ద విశేషాత్ అని సూత్రంలో చదువుకున్నాం కదా. సాధారణ శబ్ద విశేషాత్ అంటే వైశ్వానరుడు ఆత్మ అనే రెండు శబ్దములు ఒకే అర్థములు వాడబడ్డాయి, ఇది చెప్పారు. అయితే ప్రాదేశ మాత్రం అనే విషయంకి వచ్చేటప్పటికల్లా ఒక మాట అంటున్నాడు. పైగా వీటి యందు ద్యులోకమునందు ఇవన్నీ కలుపుకుని కదా మనం పరమేశ్వరుడు అన్నాం. కానీ పరమేశ్వరుని ద్యులోకముగా, ఇంకా సూర్యనేత్రముగా, అగ్నిగా, ఇవన్నీ కలుపుకుని ఆయన రూపంగా ఉపాసించవచ్చా? ఎందుకంటే ఆయన వాటికే పరిమితుడా అని మళ్ళీ ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్తున్నాడు. కారణస్యహి సర్వాభి కార్యగతాభి అవస్థాభి అవస్థావత్వాత్ ద్యులోకాది అవయవత్వం ఉపపద్యతే. భూతంగా మాట్లాడుతున్నాడండి ఇక్కడ. మనం కూడా ప్రశ్న వేయచ్చు, పరమాత్మ అనేవాడు భూమి కాదు, పంచభూతములు కాదు, వీడికి అతీతుడు అని చెప్తూనే ఈ భూతములు ఇవన్నీ ఆయన అవయవములుగా ఉపాసించు అని ఉపాసనా ప్రకరణంగా చెప్పేటప్పుడు ఎలా పొసగుతుందయ్యా? ఇవి కార్యములు. ఏవి? భూతములు ఇవన్నీ ద్యులోకము కార్యములు. కార్యములు అంటే చెయ్యబడినవి. ఆయన కారణము పరమాత్మ. కానీ కారణమైన పరమాత్మ వీటికన్నిటికీ అతీతుడు కదా. ఆయన వీటిగా భావించమని ఎలాగంటే, గొప్ప మాట అంటున్నారు, కారణస్య హి సర్వాభి కార్యగతాభి అవస్థాభి అవస్థావత్వాత్. అంటే ఏది కారణమో దానిని దాని కార్యాలన్నింటిలోనూ తెలుసుకోవచ్చు. ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టుకోండి, ఏది కారణమో దానిని దాని కార్యాలన్నింటిలోనూ తెలుసుకోవచ్చు. ఉదాహరణకి పంచదారతో బోల్డ్ స్వీట్లు చేశారు, ఇలాంటి ఉదాహరణలు చెప్తే బాగుంటాయి. కొందరికి ఉదాహరణలే బాగుంటాయి, ఎందుకు చెప్పారు బాగుంటుంది, అది కూడా వేరే విషయం. ఆ మధ్య ఒక వేదాంతం క్లాసులో ఇవన్నీ అనుభవాలతో చెప్తున్నానండి, ఇక్కడ అలాంటి వాళ్ళు లేరు కానీ ఒకళ్ళు ఉంటే తెలుసుకుంటారని. ఎందుకంటే ఘటాకాశం పటాకాశం అంటే ఒకరికొకరు చూసి నవ్వుకుంటున్న వాళ్ళని నేను చూశాను. ఎందుకంటే నేను ఉపనిషత్తుల్లో ఎప్పుడు ఇదే చెప్తుంటారండి నేను వాళ్ళు. అవి చెప్తే కనుక అర్థం కాదు, అది చెప్పినా అర్థం కాలేదండి, ఇంక మరి వాడిని ఎవడో అర్థం చేయలేడు ఇక్కడ. కనుకనే ఈ హాస్యంగా వేదాంత విషయాలు వినేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు సభలో, అందరూ ఒకలా ఉంటారా? అందరినీ అనుభవించవలసిన వాడు ఒక్కడే, ఎదుర్కోవలసిన వాడు, అందుకు వాడు బాధలు ఇవన్నీ కూడా. అందుకు ఇక్కడ ఉపమానాలు కొన్ని జాగ్రత్తగా చెప్పుకోవాల్సింది. ఒకడికి పెద్ద హైపోగ్లైసెమియా వచ్చింది, అంటే షుగర్ డౌన్ అయిపోయింది, ఇది అవస్థ. అప్పుడు ఏం చేస్తాడు, పక్కన ఒక స్వీట్ షాప్ వెంటనే కనబడింది, అయ్యో ఏదో ఒక స్వీట్ ఇవ్వన్నాడు. ఏమిమ్మంటారు, లడ్డు ఇమ్మంటారా, జిలేబీ ఇమ్మంటారా, మైసూర్ పాక్ ఇమ్మంటారా అని వాడు అన్నాడు. వెంటనే ఏదో ఒకటి వెయ్యా అన్నాడు, ఇక్కడ ఏదో ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు అదే వాడికి తీరిగ్గా ఉన్నది అనుకోండి, అదా ఇదా సెలక్షన్ వేరే, కానీ ఇప్పుడు వాడికి ఏదో ఒకటి ఇచ్చారు. ఏది ఇచ్చినా వాడికి ఇప్పుడు ప్రయోజనం ఏమిటి, లోపలికి షుగర్ వెళ్ళిపోవాలి ముందు. ఏది ఇచ్చినా వెళ్ళి షుగరే, ఎందుకు చెప్పండి, అన్నిట్లో ఉన్న షుగరే, కానీ చూపించండి దేని ఆకారం దాందే, షుగర్ కనిపించట్లే. లడ్డు ఆకారం వేరు, జిలేబీ ఆకారం వేరు, వివిధ ఆకారములతో కనిపిస్తున్నాయి. కానీ వీటన్ని కారణమైన షుగరు కార్యములైన లడ్డు జిలేబీ వీటి రూపములతోనే ఉన్నది కనుక, కారణమైన షుగర్ని కార్యమైన లడ్డూ రూపంలోనైనా జిలేబీ రూపంలోనైనా పొందవచ్చు కనుక, కారణమైన పరమాత్మని జులోకముగా అగ్నిగా కూడా పొందవచ్చు. ఇది ఇక్కడ చెప్పాడు. ఇక్కడ కనుక వాటిని అవయవస్థానములుగా చెప్పినంత మాత్రం ప్రమాదమేం లేదయ్యా. అందుకే భూపాదవు యశనాభి ఇవన్నీ ఉపాసించినంత ప్రమాదమేం లేదు, వీటన్నిటిని పరమాత్మగా ఉపాసించు. ఇది ఇక్కడ వెంటనే తెలివిగా కొందరు అంటారు, మేము చూస్తున్నా అదే కదండి, ఇవే పట్టుకు వేలాడుతున్నాం కదా ఈ పంచభూతాలే, మరి కొత్తగా ఏంటంటే నువ్వు వేలాడుతున్నావు కానీ వీటిలో అంతర్యామిగా నియామకుడుగా ఉన్న పరమాత్మని దృష్టితో పట్టుకోలేదు ఇక్కడ. అందుకు అలా పట్టుకో, అదే ఉపాసన అంటే. అందుకు ఇక్కడ కారణస్యి సర్వాభి కార్యగతాభి అవస్థాభి అవస్థావత్వాజ్జులోకాది అవయవత్వం ఉపద్యతే. అందుకే స సర్వేషు లోకేషు సర్వేషు భూతేషు సర్వేష్వాత్మస్వన్నమత్తి. ఈ మాట చెప్పేటప్పుడు వైశ్వానరుడి గురించి మంత్రం చూడండి, ఉపనిషన్ మంత్రాలు కవిత్వాలు కావ్యాలు లేదా పేపర్ న్యూస్లో ఇచ్చే వాక్యాలు కావు. ఎందుకంటే పేపర్లో న్యూస్ ఎంత ఇస్తాడు అక్కడ పక్కన హైలైట్స్ అని మూడిస్తాడు, అంటే అవి చదివితే చాలు లోపల చదవక్కర్లేదని. కానీ ఉపనిషత్తుల వాక్యాలు అలా కాదు, ప్రతి అక్షరము అందులో బరువైనదే, ఏది తీసేసినా నీకు అసలు పోతుంది. ఇక్కడ ఇన్ని అవయవములు కలిగిన వైశ్వానరుడైన ఆత్మ గురించి చెప్పినప్పుడు ఏం చెప్తున్నాడయ్యా, స సర్వేషు లోకేషు సర్వేషు భూతేషు సర్వేష్వాత్మసు అన్నమత్తి అనే మాట అక్కడ చెప్పినప్పుడు, సర్వమునందు సర్వమునందు అనే మాట చెప్పాడే, అక్కడైనా అర్థం చేసుకోవాలేవా. అంతేకాదు అలాంటి వైశ్వారుణ్ణి ఉపాసిస్తే ఏవం హాస్య సర్వే పాప్మాన ప్రదూయంతే, అలాంటి వైశ్వారుని గాను ఉపాసిస్తే అన్ని పాపముల నుంచి నువ్వు బయటపడిపోతావు అన్నాడు. ఎందుకంటే ముందు చిత్తశుద్ధి ఏర్పడాలి కదా, కనుక ఈ వైశ్వారుణ్ణి ఉపాసించు. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచ. అందుకే విశ్వరూప సందర్శన యోగం అక్కడ అంత చెప్పవలసి వచ్చింది ఏంటంటే, తద్రూపముగా ఆరాధన చేస్తే తరిస్తావయ్యా అని చెప్పడం. అక్కడ విశ్వరూప సందర్శన యోగ ఏదో, ఇక్కడ వైశ్వానరుడు అది ఏ, అది ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. అందుకే తస్య హవా ఏతస్యాత్మనో వైశ్వారస్య మూర్ధైవ సుతేజా అని అవయవస్థానం కల్పించడము, అది దానివల్ల ఆయన పరిచ్ఛిన్నుడైపోయాడని దానికి లేదు. ఇలాంటి భావమే మనకి శాస్త్రములు ఎందు ఉందయ్యా. ఒక్కసారి మహాభారతంలో వాక్యం చూడు, మహాభారతంలో వాక్యం చెప్తున్నారు ఇక్కడ, యస్యాగ్నిరాస్యం జ్యౌర్మూర్ధ ఖమ్నాభిశ్చరణ ఉక్షితి సూర్యశ్చక్షు దిశ శ్రోత్రం తస్మై లోకాత్మనే నమః. ఇది ఉట్టంకించారు ఇక్కడ శంకర భగవత్పాదులు వారు. ఇది ఎక్కడదో తెలుసా, భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు చేసినటువంటి అద్భుతమైన స్తోత్రం అండి, మనకి పంచరత్న గీతాల్లో ఒకటి భీష్మకృత స్తవరాజు అత్యద్భుతం. అది చెప్పుకుంటే అది పెద్ద వేదాంతం. అందులో ఈ మాట ఉంది, యస్యాగ్నిరాస్యం జ్యౌర్మూర్ధ ఖం నాభి చరణౌక్షితి సూర్యశ్చక్షు దిశ శ్రోత్రం. అలాగున్న లోకాత్మకుడైన విష్ణువునకు నమస్కారము అనే మంత్రం అక్కడ ఉన్నది కదా, అవి భావం అక్కడ ప్రమాణంగా మళ్ళీ అక్కడ చూపిస్తున్నాడు కదా. విష్ణువుని చూపించాడు కదా, కనుక ఇది విష్ణువైన పరమాత్మ గురించి చెప్తున్నాడు. ఇదే విషయం మరొక స్మృతిలో కూడా ఉందయ్యా అన్నారు. ఎన్ని శాస్త్రములు టంకిస్తున్నారండి. ఒక్కసారి ఊహించుకుంటే ఆ 12-14 ఏళ్ల వయస్సులో ఆ కుర్రాడు బదరికాశ్రమంలో కూర్చుని ఇన్ని వాక్యములు చెప్తున్నాడంటే ఏం మహానుభావుడు అండి ఆ కుర్రాడు. మీరు ఒక మాట అంటున్నారు అక్కడ ఆయన గురించి ఏమనంటే, ప్రాదేశ మాత్రం, ఇక్కడ దొరికిపోయారు మీరు, విశ్వమంతా అని శరీరం అని చెప్తూ ప్రాదేశ మాత్రం జానుడు మేరలో ధ్యానించు అన్నారే, ఎలా కుదురుతుందయ్యా, ఇదేమైనా బాగుందా అని అంటే దీనికి అద్భుతమైన అక్కడ ఘట్టంలో జరిగింది మరొకసారి చూడండి అన్నాడు. చాందోగ్యంలో ఆ ఘట్టంలో ఏమంటున్నాడు ఎవరు, అశ్వపతి. అశ్వపతి వాళ్ళతో ఇక్కడితో ఆగిపోలేదండి, చూపిస్తున్నాడు నేను మీకు ఇన్ని మీలో చూపించరా అన్నాడు. ఎంత అద్భుతం చూడండి. మన వాళ్ళు ఏమంటారంటే భగవంతుని అందని వస్తువు అంత తేలిగ్గా దొరకడు, ఇవన్నీ చెప్తూ భగవంతుడి కంటే తేలిగ్గా దొరికే వస్తువు లేడంటాడు వీడే. దుర్లభో దుర్గమో దుర్గ ఆయనే, సులభ సువ్రత సుముఖ ఆయనే. అదేమిటో చిత్రం, అక్కడే పట్టుకోగలగాలి. ఎక్కడ మీకు మీలో చూపించరా అన్నట్ట, చూపించు అంటే అంత వైశ్వనాథుడు ఇక్కడున్నాడు అన్నట్ట. ప్రాదేశం ఒక్కసారి ఎవరికి వాళ్ళు కొలుచుకోవచ్చు, ప్రాదేశం ముఖస్థానం. కనుకనే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, మూర్ధ ప్రభృతి చుబుక పర్యంతే అన్నాడు. ఇక్కడ మూర్ధ ప్రభృతి చుబుక పర్యంతే అది ఇలా అన్నట్ట. ఈ స్థానంలో మీకు చూపిస్తాను ఈ వైశ్వానరుణ్ణి అన్నాడు. ఎలాగూ ద్యులోకము మొదలుకొని భూమి వరకు శిరస్సు పాదములు గలవాణ్ణి ఇందులో చూపించినా చూపిస్తాను చూడండి అన్నాడు. ఆ చెప్పిన తీరు ఇందాక మనం చెప్పుకున్న మంత్రంలో మనకు కనబడుతున్నది. ఏమనంటే ఇందాక ఆ మహానుభావుడు చెప్పినటువంటి మంత్రం అశ్వపతి చెప్పింది గుర్తుంది కదా, ఏమని, ఏతస్యాత్మనో వైశ్వానరస్య మూర్ధైవ సుతేజ చక్షుర్విశ్వహరు విశ్వరూప ప్రాణపృతక్వత్. ఇక్కడ చూడాలంటే ఆయనకి ద్యులోకమే శిరస్సు అన్నాడు కదా, తిప్పండి శిరస్సే ద్యులోకము తిప్పండి. ఇక్కడ అదే ఒకడన్నాడు, పార్వతీ పరమేశ్వరులే తల్లిదండ్రులను ఉపాసించాలి అని. కాదయ్యా, తల్లిదండ్రులే పార్వతీ పరమేశ్వరులు ఉపాసించాలి. అది ఎంత బాగుంది ఈ భావం. ఇక్కడ ఇందులో ఏది సత్యం, రెండు సత్యాలే, అది పట్టుకోవాల్సింది ఇక్కడ. కనుక ఆ చెప్పే తీరుని ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే చూడు నీకు మీలో చూపిస్తా అన్నట్ట. ఈ ప్రాచీన శాల మొదలైన వాళ్ళతో చెప్తున్నాడే, నా తల దీని పేరు అతిష్ఠ అన్నాడు. ఇక్కడ అతిష్ఠ అంటే మాట ఏమిటంటే భూరాది లోకముల్ని దాటిపోతేనే ద్యులోకం అంటారు. క్రింది లోకాలన్నీ దాటిపోయిన స్థానం అనుకో దీన్ని, అలా అనుకుని భావించు. అతిష్ఠ అయినప్పుడు దీనిలో ద్యులోకం అని ఏదైతే నేను చెప్పానో అది ఈ లోపల వైశ్వానరుడికి తల అంటే ఇది అధిదైవతగా చెప్పిన దాన్ని అధ్యాత్మముగా సమన్వయించుట, ఇది అధిదైవతం అధ్యాత్మం అనే మాటకున్న అర్థం. కళ్ళును చూపిస్తూ అంటున్నాడు ఇదే నాయనా ఆ వైశ్వానుడికి నేత్రము, అదే అగ్నిస్థానం సూర్యస్థానం, అది ఇది ముక్కు రంధ్రాలు చూసావా, ఇదే ఆ మహానుభావుడికి ప్రాణము అని చెప్పామే అది ఇది స్థానము. అలాగే జలము అని చెప్పాం కదా, ఆ జలమేది అంటే నోట్లో ఉన్న నీరు. మరి ఆకాశం ఏది, నోరు తెరిస్తే ఏర్పడ్డ శూన్యం అదే ఆకాశం అన్నట్టు. ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్తున్నాడు, ఖమ్ ఇది అయ్యాదాలలో ఉన్నటువంటి ఆకాశము. ఇలా మొత్తం అవయవ స్థానములు. మరి పృథ్వేది చుబుకము, ఇది చివరి స్థానం. కనుక జీలోకం నుంచి ఇక్కడ ధ్యానించన్నాడు అంటే నీ ముఖంలోనే కూర్చున్నాడు. ఎవరంటే ఏమంటే భగవంతుడి తెలియట్లేదండి, తెలియదేమిట్రా నీ ముఖం అంటే సరిపోయింది అనమాట. నీ ముఖమే అక్కడే. ఒక్కసారి మళ్ళీ ధ్రువుడే వచ్చేస్తాడు భాగవతమే, యోంత ప్రవిశ్య మమవాచ విమాం ప్రసుప్తా సంజీ. ఏం చెప్పాడు మహానుభావుడు ఇక్కడ, ఎవడి వల్ల చూడగలుగుతున్నావు, నీ వల్ల చూడట్లేదు, చూస్తే ఇక్కడ వైశ్వనాథుడు కనబడుతున్నాడు. ఇలా నీ శరీరం అంతా దర్శించచ్చు నువ్వు, ఈ ప్రాదేశం మాత్రంగా హృదయస్థానంలోని దర్శించవచ్చు. అందుకే ఇక్కడ చుబుకమిత్యధరం ముఖపలక ముచ్చతే ఈ విధంగా వివరించారు. అయితే ఇక్కడ ఈ చెప్తున్నటువంటి ఉపనిషన్ మంత్రము సరిగ్గా వాజసినేయ బ్రాహ్మణము అనబడేటువంటి వేదభాగంలో కూడా ఇదే మంత్రం, ప్రాదేశ మాత్రమేహో వై దేవాహ సువదిత అభిసంపన్నాస్తదాను అంటూ మంత్రం మొదలవుతుంది. అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే వేదభాగముల్లో అనేక మంత్రములు ఉపనిషత్తుల్లో ఆత్మవిజ్ఞానపరంగా అన్వయించబడ్డాయి. అది తెలియాలంటే ఆ వేదంలో కూడా గట్టి పట్టు ఉండాలి. ఎందుకంటే చాలామంది వేదాలను కర్మపాండపరంగానే చెప్తూ వచ్చారు కొన్ని శతాబ్దాల వరకు. కానీ వేదమంత్రముల్లో కూడా జ్ఞానమే ఉన్నది అనే విషయం అరవింద మహర్షి మొదలైన వాళ్ళు ఇచ్చిన ఫోకస్. అందుకే మనం కూడా ఒక సంప్రదాయబద్ధమైనటువంటి ఒక ఆ బరిలోంచి బయటకు వచ్చేయాలండి. వేదములన్నీ కర్మ గురించే చెప్తాయి, వేదాంతమే జ్ఞానం గురించి చెప్తుందని దాంట్లోంచి వచ్చేయాలి బయటికి. వేదముల్లో చెప్పబడ్డ జ్ఞానాంశములన్నీ తీసుకొచ్చి వేదాంతం మనకి ఇస్తున్నది. ఇది సరైన అన్వయం. దీని గురించి ఏవైనా సందేహాలుంటే తద్విషయమై కృషి చేసిన వాళ్ళు కూర్చుంటే రుజువు చేయడానికి నేను సిద్ధం. వేదములో అనేక మనం కర్మభాగాలు అనుకున్నవన్నీ కూడా జ్ఞానపరమైన అంశాన్ని చెప్తున్నాయి. వేదమంతా ఈశ్వరుడు గురించి ప్రతిపాదన చేస్తుంది. ఈ మాట శంకర భగవత్వాలు వారు ఇక్కడ వాజసనేయ బ్రాహ్మణాన్ని ఉదాహరణ ఇవ్వడంలోనే చూపిస్తున్నాడు. ఇక్కడ కొన్ని చోట్ల పురుషసూక్తం అది ఉపనిషత్తుల్లోది కాదు, అది మనం కర్మకాండ అనుకునే చోట ఉన్నది, అది తీసుకొస్తారు. ఇక్కడ మనం కర్మకాండ అనుకునేటువంటి రుద్రంలో అది అగ్నిచయనంలో వస్తున్న మంత్రాలని దాన్ని తీసుకొచ్చి శ్వేతాశ్వపనిషత్తు ఉపనిషత్తు వేదాంత భాగంలో చెప్తోంది. కనుకనే వేదము వేరు వేదాంతం వేరైన భ్రాంతి ఏదైనా ఉంటే దురిపోయండి. ఆ భ్రాంతి జనక మూలంగానే వేదాలపై ఒక అపోహ చాలా కాలం వ్యాపించింది. లేదా ఇటీవల పాశ్చాత్య మేధావులు చూపిస్తున్నారు వేదాల్లో వేదాంతం, జాగ్రత్తగా పరిశీలించండి. కనుక ఇది జాగ్రత్తగా అనుభవించవలసిన అవసరం. అందుకే వాజసనేయ బ్రాహ్మణంలో ఇక్కడ చెప్పినటువంటి మాట అక్కడ ప్రాదేశం అని చెప్పాడయ్యా అనే వివరాన్ని చెప్తూ ఇక్కడ ఈ ప్రాదేశం అనే మాట ఉపాసనాపరంగా చూడడానికి ఎక్కడెక్కడ చెప్పబడుతున్నది అంటే జాబాలి ఉపనిషత్తు గురించి ప్రస్తావన చేశారు. ఇక్కడ శంకరులు 10 ఉపనిషత్తులుగా వ్యాఖ్యానం రచించారు, కానీ ఇంకా చాలా వాటికి రాయలేదు. కానీ కొన్ని ఉపనిషత్తులు తాను వ్యాఖ్యానించని ఉపనిషత్తుల్ని బ్రహ్మసూత్ర భాష్యాల్లో ప్రమాణముగా ఉట్టంకించారు, కనుక వాటిని కూడా శంకరులు స్వీకరించిన ఉపనిషత్తులుగా మనం భావిస్తున్నాం. అలాంటిది ఒకచోట కైవల్యోపనిషత్తు, ఒకచోట శ్వేతాశ్వేత ఉపనిషత్తు, మరొక చోట ఈ జాబాలి ఉపనిషత్తు ప్రస్తావన చేశారు. కనుక ఆయన ఉపనిషత్తులు 10 అనే నిర్ణయం శంకరులది కాదు, చాలా ఉన్నాయి కానీ ఈ 10 వ్యాఖ్యానం రాసి ఈ కోణంలో మిగిలినవి కూడా అధ్యయనం చేయండి అని చెప్పడం ఆయన ఒక ఉద్దేశం. అందుకే జాబాలాహ అంటున్నాడు, మూర్ధచూపు కాంతరాలే పరమేశ్వరం అస్మిన్ ఆమనంతి, ఆమనంతి అనే మాట గురించి ఇక్కడ ప్రస్తావం. అందుకే ఆమనంతి చైనం అస్మిన్ అనే సూత్రం, ఆ సూత్రానికి వ్యాఖ్యానం చేస్తూ ఆమనంతి అనే మాటకి పఠిస్తున్నారు, వల్లె వేస్తున్నారు ఎవరు, జాబాలు. ఏమని అంటే ఈ పరమేశ్వరుణ్ణే అస్మిన్ అంటే ఈ ప్రాదేశమైనటువంటి శిరస్సుకు చుబుకానికి మధ్య ఉన్న భాగముగా వాళ్ళు ఆమనంతి చెప్తూ ఉన్నారయ్యా. ఎక్కడ చెప్పారయ్యా ఆ మాత్రం చెప్తున్నాడు. యహ ఏషోనంతో వ్యక్త ఆత్మా సో అవిముక్తే ప్రతిష్ఠిత, ఎవడైతే అనంతుడు అవ్యక్తుడైన ఆత్మయే ఉన్నాడో వాడు అవిముక్తమునందు ఉన్నట్ట. అవిముక్తం అంటే వేయడానిగా వేయడకుండా ఉండడం అవిముక్తం. ఎక్కడున్నాడయ్యా అవిముక్తము అంటే సహ అవిముక్త కస్మిన్ ప్రతిష్ఠిత, ఇది ప్రశ్న. అవిముక్తం ఎక్కడున్నదయ్యా అంటే వరణాయాం నాస్యాంచ మధ్యే ప్రతిష్ఠిత ఇది. వరణ నాసి ఈ రెండిటి మధ్యలో అది ఉందయ్యా, కలపండి వారణాసి వస్తుంది మీకు. ఈ వరణాసి మధ్యలో ఉన్నదయ్యా అంటే కావై వరణ కాచ నాసీతి, ఏదయ్యా వరణ ఏది నాసి అంటే సర్వాణింద్రియకృతాన్ని పాపాన్ని వారయతీతి సా వరణ సర్వాణింద్రియకృతాన్ని పాపాన్ని నాసీతీతి నాసి అన్నాడు. ఇక్కడ అంటే పాపముల్ని అడ్డుకుంటుంది వరణ, ఉన్న పాపాలని నాశనం చేస్తుంది అసి. అంటే మనకి ఆత్మజ్ఞానం కావాలి అంటే ఉండవలసింది మనకి ఉన్న పాపాలు నశించాలి, కొత్త పాప బుద్ధులు పుడితే వాటిని సాగనివ్వకుండా అడ్డుకోవాలి. ఇది సాధనాపరంగా అన్వించండి ఇదంతా కూడా. అందుకు ఆ రెండు కలిగితేనే అప్పుడు వారణాసి అవుతుంది, అదే అవిముక్తం అవుతుంది. ఆ అవిముక్తం ఎక్కడున్నది ఇప్పుడు ఇది కదా ప్రశ్న. అంటే సర్వ వివరిస్తున్నాడు, కథమచ్చాస్య స్థానం భవతి, అలాంటి వరణసి యొక్క స్థానం ఏదయ్యా, భూర్వోర్ఘ్రాణస్య చ యస్ సంధి సయేష జులోకస్య పరస్య చ సంధిర్భవతి. ఆ వారణాసి ఎక్కడున్నది అంటే జులోకానికి బ్రహ్మలోకానికి సంధి అయిన కనుబొమల మధ్య స్థానంలో ఉన్నది అని అక్కడ మాట ఇచ్చాడు. ఇక్కడ జులోకానికి బ్రహ్మలోకానికి సంధిట భూర్వోర్ఘ్రాణస్య, ఈ రెండుకి మధ్యలో ఉందిట, కనుబొమలకి తర్వాత నాసికకి మధ్య సంధిలో ద్యులోకానికి బ్రహ్మలోకానికి మధ్యలో సంధి ఉంది అన్నాడు. ఏమిటి ఈ విషయం? ఇక్కడ తత్సంధిస్థానం పరమాత్మ అయితే దాన్ని ఇక్కడ చూడు, ఇక్కడ నువ్వు ధ్యానం చెయ్యు, ఇది అన్నమాట ప్రదేశ మాత్రం ధ్యానము, ఇది ఇక్కడ వివరిస్తున్నాడు. కనుక ఈ రెండిటికీ నడుమి భాగంలో అంటే ఆజ్ఞాచక్ర స్థానమునందు ధ్యానం చెయ్యు అని ఉపాసనాపరంగా చెప్తున్నారు. మాటి మాటికి ఇది ఉపాసన స్థాయిలో ధ్యాన స్థాయిలో ధ్యానించవలసిన విషయం, దీన్నే నాసాగ్ర దృష్టి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ స్పష్టం చేసినటువంటిది. ఇదే వారణాసి, నీ లోపల అధ్యాత్మముగా వారణాసి ఇది. అంటే కాశ్యాంత మరణాన్ముక్తి అంటే అర్థమైంది కదా, కాశీక్షేత్రంకి వెళ్తే మరణిస్తే మోక్షము, వాడు మరి పుట్టడు, అది నిజమే. అధిభౌతికంగా అదే క్షేత్రం, ఆధ్యాత్మంగా క్షేత్రం ఏంటంటే ఇది క్షేత్రం, ఇది యోగపరంగా. కానీ కాశీ అంటే వెలుగు, వెలుగు అంటే జ్ఞానం, జ్ఞానం వచ్చిన వాడు శరీరాన్ని విడిచిపెడితే మరిపొట్టాడు అని అర్థం. కాశ్యాంత మరణాన్ముక్తి అనేటువంటి మాటకి ఇది అర్థం, బ్రహ్మజ్ఞానమే కాశీ ఇది అర్థం. అంటే కాశీలో మరణిస్తే మోక్షం పొందుతారనేది అర్థం కాదన్నమాట, అంటే తప్పు మాట. దీని గురించి శంకరుల యొక్క శిష్యులైనటువంటి మండన మిశ్రులు, తప్పు తప్పు సురేశ్వరాచార్యులు, ఆయన కాశీ ముక్తి కాశీ కైవల్యం అనే ఒక అత్యద్భుతమైన విచారణ గ్రంథం రచించాడు ఆయన మహానుభావుడు. అక్కడ చాలా విచారణ చేశారు. అక్కడ పూర్వపుణ్య విశేషం వల్ల మరణించిన వాడికి పరమాత్మ క్రమంగా ఉపదేశం చేసి అత్యంత సత్యఫలంగా చిత్తశుద్ధిని బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చి ఉపదేశించి మోక్షమిస్తాడని అక్కడ చెప్పారు. కనుక అది సత్యమే, ఇది సత్యమే. అంటే కాశీలో మరణించిన వాళ్ళందరూ మోక్షం పొందలేదు అనకూడదని బ్రహ్మజ్ఞాన స్థితి పొందినటువంటి వారు కూడా అదే స్థితిని పొందారని గ్రహించడానికి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అందుకే ఈ విషయంగా ప్రాదేశమని అక్కడ ఏం చెప్పాడో చాందోగ్యంలో అదే విషయం మనకు జాబాలులు ఆమనంతి చెప్పారు కదా అని ఈ సూత్రంలో వివరించడం జరిగింది. ఇంతవరకు మనం ఈ విశ్వానరుడు గురించి చెప్పాం కదా, ఇప్పుడు వైశ్వానరుడు అనే మాటకి ఒక అత్యద్భుతమైన నిర్వచనం శంకర భగవత్పాదులు వారు ఇస్తున్నారు. వైశ్వానరుడు, ఇది నువ్వు అగ్నిపరంగా వాడవచ్చుగాక, కానీ ఇక్కడ ఈశ్వరపరంగా ఎలా చెప్పాలి అంటే విశ్వశ్చాయం నర నరహ ఇది ఒక అర్థం. విశ్వశ్చ అయం నరహ ఇదొకటి, విశ్వేషాం వా అయం నరహ ఇదొకటి, విశ్వేవా నర అస్యేతి విశ్వానరహ. మూడు వ్యుత్పత్తులు చెప్తున్నారు, జాగ్రత్తగా చూద్దాం. మొదటిది విశ్వశ్చ అయం నరహ అంటే సకల జీవులు ఈయన స్వరూపమే, ఇది వైశ్వానర శబ్దానికి అర్థం. సకల జీవులు ఈయన యొక్క స్వరూపమే, ఇది ఒక అర్థం. విశ్వేషాం నరహ, విశ్వేషాం అనే మాటకి సమస్త కార్యములకు అని, సమస్త కార్యములకు సృష్టికర్త ఇతడే, ఇది రెండవ అర్థం విశ్వేషాం నరహ. విశ్వే నరాహ అస్య అంటే సమస్త నరులు నరులకి ఈయనే ఆత్మ, సమస్త జీవులకి ఈయనే ఆత్మ, లేదా సమస్త జీవులు ఈయన అధీనములో ఉన్నవారు. ఇలా మూడు అర్థాలు విశ్వానర శబ్దానికి ఉన్నది. వైశ్వానర శబ్దానికి ఉన్న అర్థములు ఒక్కసారి మళ్ళీ మననం చేసుకుందాం. సకల జీవులు ఈయన స్వరూపమే, ఇది ఒక అర్థము. సమస్త విశ్వకార్యములు చేసినవాడు ఇతడే, ఇది రెండవ అర్థము. మూడవది సర్వజీవులకు ఈయనే ఆత్మ అనొకటి, సర్వజీవులకు ఈ నియామకుడు, ఇది అర్థం. కనుక వైశ్వానర అనేది సంపూర్ణముగా పరమేశ్వరపరమైన శబ్దముగానే ఉపనిషత్తు చెప్తున్నది. అది జానించవలసిన పద్ధతిని వివరించింది. అయితే అభివిమానం ఆ మాట వచ్చిందా కదా, అభివిమాన ప్రత్యగాత్మ అనే మాట ఉంది కదా. ప్రత్యగాత్మ అంటే పరాక్ అన్నప్పుడు ఇంద్రియాదుల దృష్టితో మాట్లాడితే పరాక్, ప్రత్యక్ అంటే వీటికి అతీతంగా లోపల ఉన్నవాడిని ప్రత్యక్ అంటారు. ప్రత్యక్ అదే పరమాత్మ అంటే, ప్రత్యక్ వెనుతిరిగి చూసేవాడికి దొరికేవాడు ప్రత్యక్ అంటే, బహిర్ముఖులకు దొరకడు వాడు. బహిర్ముఖం పరాకు, అంతర్ముఖం ప్రత్యక్. అలాంటి ఆ ప్రత్యగాత్మ దృష్టితో వాడిని అభివిమాన అన్నారు ఇక్కడ. అభివిమాన అనే మాటకి చక్కటి విశేషమైనటువంటి, అభిగతోవాయం ప్రత్యగాత్మత్వాత్ విమానశ్చ మానవయోగాదిత్యభివిమాన సర్వై ప్రాణిభి అభివిమీయత ఇత్యభివిమాన. అభివిమాన అని కొత్త శబ్దం వచ్చింది మనకి ఇవాళ పరమాత్మ గురించి. దీని భావం ఏమిటి అంటే, ఇది ఆ పరమాత్మని ప్రతివారు తమయందు ఉన్న ఆత్మగా భావన చేసి ఉపాసిస్తారు గనక అంత చక్కగా భావించబడి ఉపాసింపబడేవాడు అభివిమానుడు, ఇది ఒక అర్థం. ఇంకొకటి అభిత అంతటా వ్యాపించి ఇంత అని కొలత చెప్పలేని దాన్ని అభిమానుడు అని అంటారు. సర్వ జగత్తు ఎవరి యందు కలిగి ఉందో వాడిని అభిమానుడు అంటారు. ఎలాగైతే వైశ్వానుడికి మూడు అర్థాలు చెప్పారు, అభివిమానుడికి కూడా మూడు అర్థాలు చెప్పారు. ప్రత్యేగాత్మగా భావించదగినవాడు, ఇది ఒక అభివిమాన శబ్దానికి అర్థం. రెండవది అంతటా వ్యాపించి కొలత కందని వాడని రెండవ అర్థం. మూడు సర్వ జగత్తుకి కారణమై సర్వజగ నిర్మాతగా ఉన్నటువంటి వాడు గనక, అందుకే అభివిమిమేతే వా సర్వం జగత్కారణత్వాద్ ఇది అభివిమాన అని మూడు రకాల అర్థాలు శంకరులు ఇచ్చారు. కానీ అభివిమానుడు విశ్వానుడు అంటే ఇదయ్యా అనే వివరణ. ఇంతవరకు మనం ఉపాస్య బ్రహ్మముకు సంబంధించిన అధికరణం అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ అధ్యాయం పూర్తయిపోయిన తర్వాత అధ్యాయంలోకి వెళుతున్నాం. ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నా అంటే మళ్ళీ బ్రహ్మలింగముల గురించే చర్చ జరుగుతుంది. కానీ బ్రహ్మలింగముల్లో మనం ఇప్పటివరకు చెప్పుకున్నది ఉపాస్య బ్రహ్మం, ఇప్పుడు జ్ఞేయ బ్రహ్మము గురించి చెప్తున్నారు. ఇది విచారణతో ఆలోచనతో తెలుసుకోవచ్చు, రెండూ చేయొచ్చు. మనం భావించిత ఉపాసన, ఆలోచిస్తే విచారణ, అయిపోయిందండి. భావించి ఉపాసన చేశారా భక్తిలోకి పోతారు, ఆలోచించి అర్థం చేసుకున్నారా దీనిలో వెళుతూ ఉన్నాం. కనుక అది విచారణ మార్గం. అయితే రెండూ కూడా అంతఃకరణ యొక్క కర్మలే, అదొకటి చిత్రమైన విషయం. అందుకే రెండింటితో మనం చక్కగా వెళ్ళవచ్చు. భావనా బలం దానికి కావాలి, విచారణ బలం దీనికి కావాలి. ఇది నేతి నేతని ఒక్కొక్కటిని వదులుంచుకుంటూ వెళ్ళేటప్పుడు పట్టు చిక్కదండి బుద్ధికి, అందుకే అత్యంత కష్టంగా కనిపిస్తుంది అది. ఇక్కడ మన ఉపాసన మాత్రం తేలిక, అది మాత్రం అది కూడా మహాక్లిష్టం, అది వేరే విషయం. సరే ఇప్పుడు మనం దీనిలోకి వెళుతున్నాం. ఇందులో అస్పష్ట బ్రహ్మలింగానాం ప్రాయో జ్ఞేయ బ్రహ్మ విషయాణం విచార, ఇది కూడా విచార, రెండు వాక్య విచార అనే చెప్తున్నాడు కదా ఉపనిషద్ వాక్య విచారం. ఇక్కడ మనం చెప్తున్నది ద్యుబ్వాద్యధికరణం, నోరు తిరిగిన సంస్కృత శబ్దాలు చాలా ఉంటాయి దీంట్లో. అందుకే ఈ సూత్రము ఎలా మొదలవుతుందంటే ద్యుబ్భాధ్యాయతనం స్వశబ్దాత్. ద్యుబ్భాధ్యాయతనం, ఏం భయపడక్కర్లేదండి. ద్యులోకము భూలోకము కలిపితే ద్యుభవు అవుతుంది. ఆ రెండిటి యందు అని చెప్పాడు ద్యుబ్భాయాయతనం అన్నాడు. ఇక్కడ ఆయతనం అనే మాటకి చోటు ఆధారము అని అర్థం. ద్యు భౌ అంటే ద్యులోకానికి భూలోకానికి, ఇంకా చెప్పాలంటే దివికి భువికి. ఇప్పుడు ఇంకా అర్థమైపోయింది కదా, దివికి భువికి. ద్యు భూ కలిపితే ద్యుభవు అవుతుంది. ఆ ద్యుభవు నందు ఆ ద్యుభవుకి ఎవడు ఆయతనమై ఉన్నాడు అనే ప్రశ్న గురించి చర్చించేసేది అధికరణం. ద్యుకి భూకి అంటే ద్యులోకానికి భువికి కూడా ఆయతనముగా ఉన్నవాడు అనే విషయం గురించి ప్రస్తావన. ఈ ఆయతనంగా ఉన్నవాడు ఎవడు? ఎందుకంటే మనం చూస్తున్నటువంటి ఆ భూమి ఎక్కడో ఉన్న అంతరిక్షం కలుపుకుంటే మొత్తం లోకం అని అర్థం. దీని అంతటికి ఆయతనం అంటే ఆధారమై ఉన్నవాడు. ఇంతవరకు అవి అవయవములుగా కలవాడు అన్నప్పుడు పాశ్చ భ్రమమైపోయింది, వాటికి ఆధారమై ఉన్నవాడు అని చెప్తున్నారు. ఇక్కడ ఆధార వస్తువు అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇందాక మనం తెలుసుకున్నప్పుడు ద్యులోక భూలోక ఆధారాలతో కలిపి పరమాత్మను చూసాం. ఇక్కడ ఆయతనం అన్నప్పుడు వీటన్నిటికీ ఆధారమై ఎవడున్నాడో వాడినే ఇప్పుడు ఆధారమే చూడాలి. అధిష్టానం, అధిష్టానం చూడాలి. పైన భాషించేటువంటి పామును చూడడం కాదు, అధిష్టానంగా ఉన్న తాడు అధిష్టానాన్ని పట్టుకొని అధిష్టానం. అధిష్టానం వచ్చేప్పుడు ఇదే బ్రహ్మం అయిపోయింది. కలిపి చూడటం లేదు, ఉపాధులతో కలిపి చూడటం లేదు, ఉపాధులకు ఆధారమైనట్ట. అందుకు ద్యుభౌ ఆయతనం, ఆ రెండు ద్యుభ్వాద్యాయతనం. ద్యుభ్వాది ది అంటే మొదలైన అని, ద్యుభూ మొదలైన వాటికి అని అర్థం. వీటన్నిటికీ కూడా స్థానమైనది అని చెప్పబడుతున్నది స్వశబ్దాత్ బ్రహ్మమే. ఎందుకంటే స్వ అంటే ఆత్మ, ఆత్మ అనే శబ్దంతో వీటన్నిటికీ ఆయతనం అతడే అని చెప్పారు అని ప్రతిపాదన చేస్తాడు ఇక్కడ. ఈ మంత్రం ఎక్కడుందండి? ముండకోపనిషత్తులో మంత్రంకి వచ్చాయి. ఇప్పుడు చూసారా ఎన్ని ఉపనిషత్తులు చర్చ జరిగిపోతుంది, ఇక్కడ ముండకోపనిషత్తులో వస్తుంది. యస్మిన్ ద్యౌః పృథివీచ అంతరిక్షం ఓతం మనస్సహ ప్రాణైశ్చ సర్వైః తమైవేకం జానథ ఆత్మానమన్యా వాచో విముంచథ అమృతశైష సేతుః. ఇది ముండకోపనిషత్తులో. ఎంత అద్భుతమైన మంత్రం అండి. ఆ మంత్రాలు మననం చేసుకుంటూనే మధుర మధురంగా ఉంటాయి. ఏమంటున్నాడంటే యస్మిన్ అంటే దేని యందు, దేని యందు పుస్తకము వాచి ఉన్నాయంటే టేబుల్ యందు అని చెప్పినట్టు అనమాట. దేని యందు ద్యులోకము పృథివీ అంతరిక్షము ఇవన్నీ సమస్త ప్రాణాలతో సహా మనస్సు దేనిని ఆధారముగా చేసుకుని అల్లుకొని ఉన్నదో లేదా నిలచి ఉన్నదో దానినే ఆత్మగా తెలుసుకోండి. తమే వైకం జానథ ఆత్మానం, దానొక్కదాన్నే ఆత్మగా తెలుసుకోండి. అంటే నేను చెప్పిన ద్యులోకము అంతరిక్షము అవన్నీ పట్టుకోకు, దానికి ఆయతనముగా ఉన్న ఏక వస్తువు ఏది ఉందో అది పట్టుకోకు. ఆ ఏకమే ఆత్మ అని తెలుసుకో అని చెప్పడమే కాదు, అన్యావాచో విముంచథ ఇతర మాటలు విడిచిపెట్టు. ఇది ఇక్కడ ఇతర మాటలను విడిచిపెట్టు అంటే అర్థమేంటి, నువ్వు ఈ ద్యులోకం అంతరిక్షమాన్ని చూసావా, ఇవన్నిటికీ ఆధారమై ఎవడున్నాడు అంతర్యామిగానో లేదా వీళ్ళున్నాడో వాణ్ణి మాత్రం పట్టుకో, ఇవన్నీ పక్క తీసేయి. అప్పుడుకొచ్చి జయ బ్రహ్మ వస్తుందండి. అది అది నిరుపాధిక బ్రహ్మంలోకి వెళ్ళిపోతుంది కదా ఉపాధికి. అందుకే దీన్ని నిర్విశేష బ్రహ్మ పదము అంటారు. మునుపు చెప్పింది సవిశేష బ్రహ్మము. విశేషము అంటే ఒకదాన్ని పట్టుకుని చెప్పేది విశేషం. ఇందాక చెప్పినట్టు లడ్డూ ఎందు తీపి అనేది విశేషము. లడ్డూని తీసి ఒక్క తీపి గురించే మాట్లాడితే నిర్విశేషం. అది ఉదాహరణ చెప్తున్నాను ఇక్కడ, ఆ ఉదాహరణ ప్రాయంగానే తెలుసుకోవడానికి ఇక్కడ. అలా నిర్విశేష బ్రహ్మ గురించి చెప్తున్నాడు కానీ విముంచథ అమృతశేష సేతు అన్నాడు ఇక్కడ. అయ్యా ఈ సమస్తమైన జగత్తుకి ఇదే సేతువు సుమా. ఇక్కడ పట్టుకున్నాడు పూర్వపక్షిగాడు ఏమనంటే వీటన్నిటికీ ఆధారము అను చెప్తున్న దేని గురించి అయ్యా చెప్తున్న, ప్రాణాలు మనస్సు కూడా అల్లుకున్నది అన్నప్పుడు వ్యక్తిగతంగా చూసి జీవుడా, జీవుడు ప్రాణముల మనస్సుతో ఈ ప్రపంచం అంతా అల్లుకున్నాడని చెప్తావా, లేదా ద్యులోకం అంటే శిరస్సు అని చెప్పుకుని శరీరం అంతా అల్లుకుపోయి జీవుడు ఉన్నాడంటావా, లేక ప్రధానమైన ప్రకృతి అంటావా, లేక ఇవన్నీ జీవించాలి అంటే వాయువు ఒకటి వీటన్నింటిలో ఉండాలంట వాయువు అంటావా, కనుక వాయువా ప్రధానమా జీవుడా ఈశ్వరుడా? ఈశ్వరుడే, ఇది ఈశ్వరుడే అని ప్రతిపాదన మళ్ళీ చేస్తున్నాడు. ఈ ప్రతిపాదన చేసే అందం చూడని ఎంత బాగా చూపిస్తున్నాడు. ఈ ద్యుబ్భాధ్యాయతన మంత్రంలో వివరించి చూపిస్తున్నాడు ఏమనంటే, ఇక్కడ చెప్పినది ఎందుకయ్యా అలా చెప్తున్నావు అంటే ఇక్కడ వాడినదంతా కూడా స్వశబ్దాత్ ఆత్మ అనే చెప్పేది కదా, కనుక పరమాత్మ అయిన ఈశ్వరుడే దీనికి ఆయతనం మంత్రంలో కనబడుతుంది కదయ్యా అని. ఆయతనం అంటే ఏమన్నా ఆధారము, ఎలాగూ మనకు అర్థం చేసుకున్న సేతువు అని మాట వేశాడు. అది సేతువులాగున్నది అని వివరించాడు. ఈ సేతువు అనే మాట పట్టుకున్నాడు పూర్వపక్షి. సేతు అంటే ఏమిటి? బ్రిడ్జ్, వంతెన. వంతెన అంటే అర్థం ఏంటంటే వంతెన ఇక్కడ మొదలయ్యింది అంటే అక్కడ పూర్తయిపోతుందని అర్థం కదండి అన్నాడు ఇక్కడ. కనుక మనం చూస్తున్న జిలోకాలకి అన్నిటికీ ఈయన సేతువుగా ఉన్నాడు, ఒక బ్రిడ్జిలాగా ఉన్నాడు అంటే అర్థం ఈయన చివరికి వెళ్ళేటప్పటికీ అంతమైపోతాడు అని అర్థం కదా. అంటే ఆద్యంతములు ఉన్నవాడిని కదా అర్థం, ఆద్యంతాలు ఉన్నవాడు పరమాత్మలా అవుతాడు అన్నాడు ఇక్కడ. కనుక అది అయితే ప్రకృతి అయినా అవ్వాలి, జీవుడైనా అవ్వాలి, వీడికి ఆద్యంతాలు ఉన్నాయి కనుక. కనుక నువ్వు అన్న ఈశ్వర వాచకం సరిపోదయ్యా అన్నాడు. చూసారా పూర్వపక్షి ఎంత మేధావో, ఈయనే ఈ మహాపక్ష సామాన్యమా, ఈ జ్ఞానము పక్షానాలి మనం. అందుకే సుపర్ణుడు ఈయన, ఈయన చెప్తున్నాడు ఎంత అద్భుతమైనటువంటి మాట. నాయన జాగ్రత్తగా చూడు నేను చెప్తున్నటువంటి విషయం ఇక్కడ. ఇందులో అన్నీ విడిచిపెట్టి తెలుసుకో అని చెప్పడంలో అర్థమేమిటి? ఏవన్నీ విడిచిపెట్టి? అన్నీ విడిచిపెట్టి అంటే మీరు చూస్తున్న టీవీ సీరియల్స్ విషయాలను మర్చిపోయి నేను చెప్పింది వినండి అని అర్థం కాదు ఇక్కడ. నేను అలా చెప్పినా మర్చిపోలేము, అది వేరే విషయం. కానీ అలా ఇక్కడ చెప్పట్లేదు, అన్నీ విడిచిపెట్టండి, ఇతర కబుర్లన్నీ విడిచిదే చెప్పాను కాదు. నేను ఇందాక చెప్పానే భూమికి ఆకాశానికి అంతరిక్షానికి ఆయతనమై ఉన్నాడని చెప్పాను కదా. అందులో ఈ భూమికి ఆకాశానికి అనేది విడిచిపెట్టి ఆయతనం అని చెప్పింది దాన్ని పట్టుకో. అది ఇక్కడ ఎలాగయ్యా చెప్పడము అంటే దానికి అందమైన మాట అవిద్యాకృతం కార్యప్రపంచం. ద్విలోకము ఇవన్నీ చెప్పింది కార్యప్రపంచమే కదా. కార్యము అంటే చెయ్యబడినది. కార్యప్రపంచమని అంతటినీ అవిద్యాకృతం కార్యప్రపంచం విద్యయా ప్రవిలాపయంతం. ప్రవిలాపం ఎంత అద్భుతమైన, విద్యతో దాన్ని ప్రవిలాపం చేయి. ప్రవిలాపం చేయి అంటే ఆ కార్యమును కూడా కారణంలో విలీనం చేస్తూ కారణమైన పరమాత్మను మాత్రమే చూసుకో. ఇది ప్రవిలాపనం చేయి. ఎలాగూ ఒక్కొక్కటి కూడా తమేవైకమాయతన భూతమాత్మానం జానత ఏకరసం ఇది. వాటిలో ఏకరసముగా ఏకముగా రసముగా వ్యాపి. ఏకరసం అనే మాట ఉపనిషత్తు ఇచ్చిన అద్భుతమైన మాట అండి, దీన్ని అసలు వ్యాఖ్యానించలేము, ఆనందించవలసిందే. ఏకరసముగా ఉన్నవాడు ఆయన. తద్వదాయతన భూత సైకరసస్యాత్మనో విజ్ఞేయత్వం ఉపదిశ్యతే. ఆ ఏకరసముగా ఉన్న ఆత్మనే తెలుసుకో అని చెప్తున్నాడు. అదే ముంచథ అనేటువంటి మాట. అది తెలుసుకున్నావా నువ్వు మృత్యువుని దాటిపోతావు. దాటిపోతావని చెప్పడం కోసం సేతు అని వాడాడు. దాన్ని నువ్వు తెలుసుకోవడం వల్ల మృత్యువు నుంచి నువ్వు దాటిపోతావు. అంతేగాని అది అంతమైపోతుందని కాదు, తత్వం తెలియడం వల్ల దాని ఎలాగయ్యా మృత్యోహ సమమృత్యు ఆప్నోతి ఏహ నానేవ పశ్యతి. అంతేగాని జులోకము భూలోకమైన నానాత్వం అనేకం చూస్తున్నంతకాలం నువ్వు మృత్యువు నుంచి మృత్యువులోకి పోతావు అన్నాడు. ఇప్పుడున్నదే మృత్యువులో, పోయేది మళ్ళీ మృత్యువుకే పోతావు, తరించవు. అందుకే ఏకమైన ఆయతనం తెలుసుకోకుండా అనేకమైన ఉపాధులు చూస్తున్నంత కాలం నువ్వు మృత్యువు నుంచి మృత్యువులోకి పోతావు. అందుకే ప్రపంచ విలాపనార్థం, ప్రపంచమును విలాపనం చేసి పరమాత్మను తెలుసుకో. ఇది చెప్తే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, దీన్ని నేను తేట తెల్లంగా ఒక ఉదాహరణ చెప్తాను. అసలు 100 ఉదాహరణలు అక్కర్లేదండి, ఒక్క ఉదాహరణ జాగ్రత్తగా తీసుకుని వివిధ సందర్భాల్లో అది వాడుకుంటూ ఉంటే ఉదాహరణ గుర్తుండిపోతుంది, ప్రతిపాదించిన సిద్ధాంతం గుర్తుండిపోతుంది. ఒక ఉదాహరణ, సాధారణంగా ఏకత్వం చెప్పేటప్పుడు అనేక ఏకత్వ సమన్వయాలకి కొన్ని ఉదాహరణలు చెప్తూ ఉంటారు. మృత్పిండమేకో బహుభాండ రూప, సువర్ణమేకో బహుభూషణ అని ఇలాంటి మాటలు. దానికంటే ఇంకా అందమైన, ఎందుకంటే మన దృష్టి వేరు. రకరకాల ఆభరణాలు చేసిస్తాడు ఎవరు, స్వర్ణకారుడు. చేసినప్పుడు చేయించుకున్న మనకేమనిపిస్తుంది, అబ్బా ఎన్ని నగలు అబ్బా అంటాం, ఉంగరం అండి ఇది, నెక్లెస్ అండి, బోల్డ్ కబుర్లు చెప్తాం. ఆయన గారు దృష్టి మాత్రం ఎప్పుడు మీరు అనుకున్న నగలు ఉంగరం ఈ డిజైన్స్ ఏమి ఉండదు, ఎంత బంగారం అనే దృష్టి వాడిది ఎప్పుడు కూడా. ఇప్పుడు ఎంత ముందు పెట్టండి అంతా బంగారమే, అది వాడి దృష్టి. కనుకనే మనం అనుకున్న ఉంగరము మనం అనుకున్న నగ స్వర్ణకారుడి దగ్గరికి వచ్చి ఇది ఎంత బంగారం అండి అంటే వాడు బంగారం అనే దృష్టితోనే చూస్తాడు తప్ప వాడు నగ ఆకారము దాని అందచందాలు దీని గురించి వాడు ఆలోచించరు. ఎందుకు, వాడి దృష్టి బంగారం మీదే ఉంది, మన దృష్టి నగ మీదే ఉంది. ఇప్పుడు ఇదేది నిజం, ఎవడి దృష్టి నిజం? ఇద్దరిది నిజమే. కానీ వాడు బంగారం అనే దృష్టితో చూసినప్పుడు ఉంగరము నగ ఈ భావములన్నీ బంగారం అన్నది ప్రవిలాపనం అయిపోయాయి, లీనమైపోయాడు, బంగారం ఒకటే కనబడుతుంది. ప్రవిలాపనం అయిపోయాను కానీ మొత్తం అంతా కరగబెట్టి బంగారం ముద్ద చేసాడని అర్థం చేసుకోవద్దు. వాడు వీని విడివిడిగా చూస్తున్నా వీటన్ని ఎందు ఏకరసముగా ఉన్న బంగారం ఒకటే తెలుసుకున్నాడు ఇక్కడ. ఇది అర్థమైంది కదా. అలా ప్రవిలాపనం చేయాలి. దీనికంటే ఇంకా చక్కటి ఉదాహరణ కూడా ఉన్నది. ఈ ఉదాహరణ నిజాన్ని శంకరులు విష్ణు షట్పది స్తోత్రంలో ఇచ్చాడు ఆయన. అది ఇంకా అందంగా కనిపిస్తుంది ఏకత్వ అనేకత్వ సమన్వయానికి. అందుకే సాధారణంగా ఉపనిషత్తు ఆ ఉదాహరణ పట్టుకునే నేను వేలాడుతూ ఉంటాను. కానీ మొదటగానే అదే చెప్తాడని మీరే చెప్తారు. శంకర్లకి చాలా నచ్చింది, సత్యపి భేదాపగమే నాథ తవాహం నమామకేనస్తం సాముద్రోహి తరంగ క్వచన సముద్రోణ తారంగ. ఇది గొప్ప మాట. జీవుడు కీసుడికి భేదం చెప్పాలి, అదేవిధంగా అభేదము తెలుసుకోవాలి అంటే ఈ శ్లోకం నుంచి ఆధారం లేదండి. అందుకే ఆయన ఎంత అందంగా ద్వైత విశిష్ట అద్వైత అద్వైత సమన్వయం చేశాడు. అందుకే శంకరుల దృష్టిలో ద్వైత విశిష్టాద్వైత అద్వైతాలు అంటే ఏమిటి అంటే అది మూడు విభిన్న భిన్న భాగములు కావు, సాధకుడికి మూడు దశలు అన్నాడు. ఇక్కడ పరిపూర్ణ దశ అద్వైతానికి వెళ్తున్నాం, ఇది జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉండవలసింది. అందుకే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఈ సాముద్రోహిత రంగే ఉపమానం. ప్రభిలాపనం అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ సముద్రాల దగ్గర సముద్రం దగ్గరికి వెళ్ళి ఒకటి ఎంత సముద్రమో అన్నాడు ఒక ఆయన, ఎన్ని కెరటాలో అన్నాడు ఒక ఆయన. ఎవడిది నిజం? ఇద్దరిది నిజమే. వీడు దృష్టి కెరటములు అని భాగంగానే చూస్తున్నాడు. మరి భాగాలు లేవా అండి అంటే ఉన్నాయి. ఒక్కసారి పట్టి చూడండి, కెరటముల్లో ఉన్న సబ్జెక్ట్ ఏమిటి? సముద్రం అనబడే వాటరేగా భిన్నముగా ఏమైనా ఉందా? ఇప్పుడు ప్రవిలాపనం చేశాడు వాడు, ఈ కెరటములు కెరటములుగా చూస్తున్నాడు. నీరు కావాలండి, ఉప్పు నీరు, సముద్రపు ఉప్పు నీరు అర్జెంటుగా, ఇది ఔషధ కావాల్సింది. వాడు వెళ్ళాడు అక్కడ, నిలబడిపోయాడు సముద్రం దగ్గర. ఏమిట్రా నీళ్లు తేమంటే ఎప్పటికీ తేవో అంటే, మీరు సముద్రం నీరు తెమ్మన్నారు కదండి అంటే, మరి సముద్రమే కదండి ఇవి కెరటాలండి అన్నట్ట. మరి మూర్ఖుడా, మరేం చేస్తావు, కెరటాల నుంచి నన్ను అక్కడికి వెళ్ళిపోయి అది పట్టుకొస్తానండి అన్నాడు. ఎందుకంటే మీరే అంటున్నారు దీని కెరటాలు అని, మరి సముద్రం ఎలా అంటామండి అన్నాడు. మూర్ఖ, ఈ కెరటాలు అన్నింటిలో ఉన్నదా, సముద్ర జలం ఎలా నాయన అని పట్టుకొచ్చాడు. ఈయన ఔషధం పని అయిపోయింది. ఇప్పుడు ప్రవిలాపనం అయిపోయిందే కదా, సముద్రపు నీరు అనే ఆయతనంలో కెరటములు అనబడే అనేకత్వం ప్రవిలాపనం అయిపోయిందా లేదా చూడండి. నీరు అనే దృష్టి ఆయతనం అయితే ఇవన్నీ అందులో ప్రవిలాపనం చేసి చూడడం ఎలాగో తెలుసుకోండి. ఇక్కడ కానీ కార్య జగత్తుని కారణమైన బ్రహ్మమునందు ప్రవిలాపనం చేసి చూడడం ఏంటో అర్థం కావాలి. ఇక్కడ అలా ప్రవిలాపనం చూస్తేనే తరిస్తావయ్యా, అనేకత్వం చూస్తున్నంతసేపు మృత్యువు నుంచి మృత్యువులోకి ప్రయాణాలు చేస్తూ సాగుతూ ఉంటావు. ఇటు నుంచి అటు తిరగా, అటు నుంచి ఇటు తిరగా, ఎప్పుడు సెటిల్మెంట్ లేదు లైఫ్లో. ఇది నీ పరిస్థితి. స యథా సైంధవఘనోనంతరో బాహ్యకృత్నో రసఘన ఏవ ఏవం వా అరే అయమాత్మానంతరో బాహ్యకృత్న ప్రజ్ఞానఘన ఏవ. బృహదారణ్యకు ఉపనిషత్తుల మంత్రాన్ని ఇక్కడ శంకరులు ఎంత అందంగా చూపిస్తున్నారంటే, ఇది మైత్రేయి చెప్తున్నారు యాజ్ఞవల్క్యుడు, ఒక పెద్ద ఉప్పురాయి దగ్గర పెట్టుకుంటే దాని లోపల వెలపల అనే భేదం లేకుండా ఉప్పతనం దాని ప్రచ్ఛణువులో ఎలా వ్యాపించిపోతుందో, ఈ కనిపిస్తున్న దాని ఎందంతా కూడా పరమాత్మ అలాగే వ్యాపించి ఉన్నాడు. కానీ ఉప్పురాయి ఎందు ఉప్పతనం అనే ఏకరసం, ప్రపంచమంతా సచ్చిదానందం అనే పరమాత్మ రసం ఒక్కటే, ఆ ఏకరసాన్ని పట్టుకోక ఉపాధులు పట్టుకోవడం వల్ల గోలంతా కూడా అని ఆయతనమైన అర్థం దానిలో వాడాడయ్యా. మరి సేతువు ఎందుకన్నాడు అంటే మనం తరింపజేస్తుంది ఒకటే తెలుసుకోవడం వల్ల. ఇంకొక అర్థం ప్రధానంగా సేతువు అంటే ఎందుకు వాడంటే, విధారత్నత్వమాత్రమత్ర సేతుశ్రుత్య వివక్ష్యతే న పారవత్వాది. అది ఇక్కడ దానికి పారవత్వం అంటే ఒడ్డున్నది కనుక అంతముందన్న ఉద్దేశంతో సేతువును వాడలేదు. విధారణత్వము, సేతువు అంటే పట్టి నిలిపి ఆధారముగా ఉన్నది అని అర్థం. ఈ సర్వ జగత్తుకి ఆధారంగా నిలిపి ఉంచింది అని ఉద్దేశంతో సేతువును వాడాడు, కానీ దానికి ఆద్యంతాలు ఉన్నాయని వాడలేదు. కనుక సర్వమునకు ఆధారమైన వాడు, ఆయతనమైన వాడు, ఆశ్రయమైన వాడు ఆయన తప్ప మరేది లేనివాడు. ఆయన్ని పట్టుకో అని అన్నారు, కానీ ఆయన్ని పట్టుకో, ఆయన యందు ఉన్న వాటి గురించి ఆలోచించుకో, ఆయన ఎందు ఏమున్నాయో వాటి ఎందు ఆయనే ఉన్నాడని ఆయనే పట్టుకో. ఇక్కడ ఇదే చెప్పిన విషయం. అందుకే ఇక్కడ ఒక గొప్ప మాట, చక్కటి మాట, యథా యస్మిన్నాస్తే దేవదత్త తదా నయ ఇత్యుక్త ఆసనమేవ అనయతి నా దేవదత్తం తద్వదాయతనభూతస్య ఏకరసస్యాత్మనో విజ్ఞేయత్వం బుధిష్యతే. ఉపమానం ఎలా వాడాడంటే, ఫలానా వాడు దేని మీద కూర్చున్నాడో దాన్ని తీసుకురా అన్నాడండి. జాగ్రత్త ప్రశ్న చూడండి. ఫలానా వాడు అనేటప్పుడు ఉపనిషత్తులు దేవదత్తుడు అని పేరు వాడుతూ ఉంటారు. మన వెంకయ్య పులయ్య అని మాట అన్నట్టుగా, XYZ అన్నట్టుగా ఆయన దేవదత్తుడిని పేరు వాడతారు ఉపనిషత్ భాషల్లో, వేదాంత భాషల్లో. కనుక దేవదత్తుడు దేని మీద కూర్చున్నాడో దాన్ని తీసుకురా అన్నారు. అంటే ఏమిటి తీసుకొస్తారు? వాడు కూర్చున్న పేటో కుర్చీవో పట్టుకొస్తారు, కానీ వాడిని కూడా మోసుకున్నారు. అదేవిధంగా ఈ పృథివ్యాధులకి ఏది ఆయతనమో దాన్ని తెలుసుకో అన్నప్పుడు ఆయతనమైన పరమాత్మనే తెలుసుకో అని, కానీ ఆ పైన ఉన్నవాడు గోళ గురించి కాదయ్యా అన్నాడు. ఇంత చక్కగా ఉపమానం చూపించి ఆయతనమైన పరమాత్మ గురించి వివరించి చూపిస్తున్నాడు. అయింది కదా, ఇప్పుడు మరొక విషయం. కనుక ఇంతవరకు మన ఆయతనము సేతువు ఈ అధ్యాయంలో మొదటి ప్రకరణం ఈ మాట అన్నాం. తర్వాత భూమాధికరణం అనే అధికరణం, భూమా అనే శబ్దం గురించి చర్చిస్తున్నాడు. భూమా అనే మాట చాలా అందమైన మాట అండి. భక్తులైనటువంటి వాళ్ళు పరబ్రహ్మం గురించి ఈ మాటతో అందంగా కీర్తిస్తారు. నారాయణ తిత్తులు కృష్ణీలా తరంగిణి, మనం కృష్ణ పరమాత్మని ఏ విధంగా ఉపనిషత్తత్వంగా తెలుసుకోవచ్చు అనే దాన్ని ఎంత అత్యద్భుతంగా దర్శింపజేశారు. ప్రతిరోజు చూస్తున్న వారు ఉన్నారు కదా, అక్కడ ఏకరసం అనుభవిస్తున్నాం. అది అసలు అందరూ చూడగలిగిన ఛానల్లో ఎవ్వరు అందరికీ అర్థం కాని విషయం అది. ఏం చేస్తాం, అది అక్కడ వస్తుంది. గ్రహించిన వాళ్ళకి ధన్యవాదాలు, వాళ్ళ పాదాలకో నమస్కారం. అక్కడ చెప్పబడుతున్నది అది కృష్ణరసం, ఆ ఏకరసాన్ని. అక్కడ భూమా అనే మాట అనేకమారు ప్రయోగిస్తాడని. అదేవిధంగా నారాయణ భట్టాత్రి నారాయణంలో భూమన్ అని ఒక మాట సంబోధన, ఎన్ని చోట్ల పరమాత్మ గురించి భూమా అనే శబ్దము ఆ జ్ఞానము భక్తి తెలిసిన వాడి గుండెని అలా కదిలిస్తుందండి. కొన్ని కొన్ని శబ్దాలు అలాంటివి, అందులో భూమా అనే మాట, పరమాత్మని భూమా అంటారు. భూమా అంటే అన్నిటికంటే గొప్పది, ఇది అర్థం. అన్నిటికంటే బ్రహ్మము అన్నా భూమా అన్నా అదే అర్థం, అన్నిటికంటే గొప్పది. కనుకనే ఏది అన్నిటికంటే గొప్పది అనే ప్రశ్న వేసినప్పుడు, అన్నిటికంటే ఏది గొప్పదో అది ప్రస్తావన చేస్తే అప్పుడు భూమా అనే శబ్దం వేస్తారు. కానీ భూమా అనే శబ్దం మనకి ఉపనిషత్తులో బహుస్థలాల్లో కనబడుతుంది. ఇక్కడ చర్చ చేయబోయే సూత్రం భూమా సంప్రసాదాద్యుప ఉపదేశాత్, సంప్రసాదాద్యుపదేశాత్ ఇది అనమాట. భూమా అనేది సంప్రసాదము తరువాత ఉపదేశించారు, అందువల్ల భూమా అనేది పరమేశ్వరుడికి సంబంధించింది సూత్రార్థం. ఇప్పుడు కొంచెం చూద్దాం. సంప్రసాదము, సంప్రసాదం అనే మాటకి ఇక్కడ మామూలుగా తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రాణము అని అర్థం. ప్రాణము పైన ఉన్నది భూమా అని చెప్పింది ఉపనిషత్తు, కనుకనే ప్రాణం తర్వాతది భూమా అన్నాడు. కొంతమంది ప్రాణమే ఆత్మ అనుకుంటుంటారట, దేహం ఆత్మ అనుకునే దశ కొంత దాటిపోతుంది అదృష్టవశాత్తు. అప్పుడు మనస్సే ఆత్మ అనుకుంటూ అఘోరిస్తూ ఉంటాడు, అయ్యా ఇది కాదయ్యో బాబు అని చెప్తే పోని బుద్ధి అండి అంటాడు, అది కూడా కాదు బాబు అంటే ప్రాణం అంటూ ఉంటాడు. వీళ్ళందరూ ఇందాక ఏనుక్కాళ్ళు లాంటి వాళ్ళే అని అడిగాం. దేహం ప్రాణమపింద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుహు స్త్రీపాలంద జడోపమాస్తవకమితి భ్రాంత్యా భుజం వాదిన చెప్పాడు అది స్వాత్మ. అందుకు స్వాత్మానం ప్రకటీకరోతి మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారినే తస్మే శ్రీ గురుమూర్తయ్య నమయదం దక్షిణ దక్షిణామూర్తయ్య. మనం చింతన ఎలా చేస్తామంటే ఒకదాని వ్యర్థవాత ఒకటి వెళుతూ ఉంటామండి. ఆ వెళ్ళేటప్పుడు ఇది ఒకటి దాటిపోగానే ఇదేనేమో ఇదేనేమో అనుకుంటూ ఉంటాం. పిచ్చివాడు ఇంకా పైకి రా ఇంకా పైకి రా ఇంకా పైకి రా, అది అదే సాధన. సాధన ఒక దశ దాటిపోతాం, ఇంకా పై దశకు వెళ్ళాలి. అలా వెళ్తూ వెళ్తూ వెళ్తూ ఇంకా దాటడానికి ఏది లేదో, ఏది పరమో అది పరమాత్మ. కానీ మన ప్రయత్నం ఏంటంటే ఒక్కొక్కటి దాటుతూ నా ఇతి నా ఇతి నా ఇతి నా ఇతి అని విచారణకు వెళ్ళడానికి ఎంత బాగా పనికొస్తుందో చూడండి సూత్ర వివేచన. అందుకు భూమాధికరణం చాలా గొప్పగా చెప్పబడుతున్నది. ఇది ఛాందోగ్యంలో వస్తున్నది, నారదుల వారు సనత్కుమారుల వారు చర్చలో వస్తుంది ఈ మంత్రం. అందుకు నారదుల వారు సనత్కుమారుడితో మాట్లాడుతున్నప్పుడు సనత్కుమారుడు ఒక ప్రశ్న వేస్తాడు, ఏమిటంటే అస్తి భగవో నామ్నో భూయ, హే పూజ్యుడా నామ కంటే అధికమైనది ఉందా అని అడిగాడు. అధికమైందంటే గొప్పది, అందుకు భూమ శబ్దం అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అస్తి భగవో నామ్న భూయ, అది ఉన్నదా అంటే వాగ్వావ నామ్నో భూయసి, నామము కంటే వాక్కు గొప్పది అని అడిగాడు. ఓహో అస్తి భగవో వాచో భూయ, వాక్కు కంటే గొప్పదేదయ్యా అంటే మనోవావ వాచో భూయ. ఒకదానికంటే ఒకటి వెళ్తున్నాడండి ఇక్కడ. ఆ విచారణ ఎలా సాగుతుందంటే మొత్తం ముందు నామం కంటే వాక్కు, వాక్కు కంటే మనస్సు, మనస్సు కంటే సంకల్పం. ఈ ఆన్సర్స్ చెప్పాలంటే పుస్తకాలు చదివి చెప్పడం కాదండి, ఎంత వివేచన వివేచన. వేదాంత జ్ఞానమంతా విచారణ వల్ల వస్తుంది, చదవడం వల్ల కాదు, వినడం వల్ల కాదు. మరెందుకు విని చదివి విచారణ చేస్తాం కనుక, అందుకు ఇవన్నీ. అందుకు ఈ విషయం నేను చూపిస్తున్నాడు, నామం కంటే వాక్కు, వాక్కు కంటే మనస్సు, మనస్సు కంటే సంకల్పం, సంకల్పం కంటే చిత్తం, చిత్తం కంటే ధ్యానము, ధ్యానం కంటే విజ్ఞానము, విజ్ఞానము కంటే బలము, బలము కంటే అన్నము, అన్నము కంటే జలము, జలము కంటే తేజస్సు, తేజస్సు కంటే ఆకాశము, ఆకాశము కంటే స్మరణము, స్మరణము కంటే ఆశ, ఆశ కంటే ప్రాణము. అక్కడ దాకా తెచ్చిన తర్వాత ఇంకో మాట వస్తుంది, ఏషతువా అతి వదతి అనే మాట వస్తున్నది. ఏషతువా అతి వదతి, అక్కడ మళ్ళీ భూయహ అనే మాట రావట్లేదు. ఏషతువా అతి వదతి అనే మాట తీసుకుని ఈ అతివదతి అనే మాటకు అతివాదము అనగా దీన్నే నిర్ధారిస్తున్నారు అని అర్థం తీసుకున్నారు పూర్వపక్షం. కనుక ప్రాణము తర్వాత దానికంటే భూయా ఏమిటి అనే మాట లేకుండా అక్కడ ఏషతువా అతివదతి అనే మాట వస్తున్నది. అది వచ్చి అతివాద్యసీతి అతివాద్యస్మీతి అనేటువంటి శబ్దములు అక్కడ వరుసగా వస్తాయి. ఏషతువా అతివదతి ఎస్ సత్యేన అతివదతి అనే మాట వస్తున్నది. అంటే దీనికి పూర్వపక్షులు ఏం తీసుకున్నారంటే ఆ ప్రాణమే అన్నిటికీ గొప్పది, అదే భూమ అనేది. కనుక మనం ఈ విచారణ చేయగా చేయగా ప్రాణమయే భూమ, అదే పరతత్వము, దాన్ని మించి మరొకటి లేదు అని అర్థం వస్తుంది. కనుక అది ప్రాణమే భూమకు తప్ప పరమాత్మ పరమేశ్వరుడు భూమ అని చెప్పడానికి లేదయ్యా అన్నాడు పూర్వపక్షిగాడు. నువ్వు మంత్రం జాగ్రత్తగా అర్థం చేసుకోలేదు అయినా నేను చెప్తున్నా విను అంటున్నారు ఇక్కడ భగవానుడు. భగవత్పాదుల వారు ఏమని వివరిస్తున్నారంటే, భూమా అనేది పరబ్రహ్మవాచకంగా ఉపనిషత్తులో బహుస్థలమలయందు చెప్పబడుతుంది. భూమాత్వేవ విజిజ్ఞాసితవ్యః భూమానం భగవో విజిజ్ఞాసే యో వై భూమా తత్సుఖం అని. మొత్తానికి వీటిలో భావం ఏంటంటే, భూమా అనే దాని గురించి చెప్పిన మంత్రం అని ఇక్కడ చూస్తే, ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానీతి స భూమా, అథ ఎత్రాన్యత్ పశ్యత్యన్యత్ శృణోత్యన్యత్ విజానీతి విజానాతి తదల్పం. అదే ఛాందోగ్యోపనిషత్తులో వస్తున్న మంత్రం అండి ఇది. కానీ భూమా అనే శబ్దం ఛాందోగ్యోపనిషత్తులో ఏ భావంతో చెప్తున్నాడో ఒక్కసారి ఆలోచించవయ్యా అంటున్నారు ఇక్కడ. ఏమనంటే ఇక్కడ చెప్పబడుతుంది ఈ విషయంలో, ఎక్కడ మరొకదాన్ని చూడడో, ఎక్కడ మరొకదాన్ని చూడడో, మరొకదాన్ని వినడో, మరొకదాన్ని తెలుసుకొనడో, తెలుసుకొనడం అంటే తెలుసుకోవడానికి ఉండదు, దాన్ని మించి మరి తెలుసుకోవడానికి ఉండదు, దాన్ని మించి చూడడానికి ఉండదు ఏదో, అదేవిధంగా అది ఏదో అది భూమా. కానీ ఎక్కడ ఉంటూ ఉంటే మరొక దాన్ని చూస్తాడో, మరొక దాన్ని వింటాడో, మరొక దాన్ని తెలుసుకుంటాడో, అల్ప అది భూమ అల్ప తదల్పం. కానీ భూమ పరమాత్మ, మిగిలింది అల్ప. ఇది అని నువ్వు తెలుసుకునేదంతా అల్పము, ఇదం ప్రత్యయానికంత అల్పం. అహం ప్రత్యయం దగ్గరికి వెళ్ళిపోతే దాన్ని మించలేదు కనుక అది భూమా అవుతున్నది. అక్కడ దాకా విచారణ సాగుతుంది. ఛాందోగ్యోపనిషత్తులు ఇంత అద్భుతంగా వివరించి చూపించాడు భూమా విషయాన్ని. అయితే అలాంటి భూమ ప్రాణమా ఆత్మ, ఇది ప్రశ్న. అది ఆత్మయే, ఎందుకంటే అది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోనక్కర్లేదనే మాట అంత స్పష్టంగా చెప్తూ అదే పరమాత్మని వివరించాడు గనక. అంతేకాదు అక్కడ అతివదతి అనే మాటని చాలా బాగా చూపించారు. ఇది అతివదతి అనే మాటకి తత్ర యత్ ప్రాణాదధి సత్యం వక్తవ్యం ప్రతిజ్ఞాతం తదే వేహ భూమా ఇత్యుచ్యతే ఇది గమ్యతే అనే విషయాన్ని చెప్పారు. అతివదతి అనే మాట ఎక్కడ వస్తున్నది, ఏషతు అతివదతి యస్ సత్యేన అతివదతి అని. ఈ అతివాదిత్వము అనేది సత్యము చేత వచ్చింది. దీని అక్కడ సత్యం అనే మాట వచ్చింది ప్రాణం తర్వాత. చూడండి, ప్రాణం తర్వాత సత్యం అనే మాట వచ్చింది. అంటే ప్రాణానికి పైన అతిక్రమించి చెప్పబడుతున్నది ఇది. ప్రాణానికి అతిక్రమించి వదతి కిం అతి వదతి, దాన్ని అతిక్రమించి చెప్పబడుతున్నది ఏది, అది ప్రశ్న. ఇందాకటి దానిలో కుంపులో కలిపేయకూడదని భూయహా భూయా అనే మాట అనకుండా మాట మార్చాడు దీనికి ప్రత్యేకత కోసం. అతి వదతి, దాన్ని పైన ఉన్న సత్యమేదో చెప్పు అంటే అప్పుడు మాట్లాడుతున్నాడు ఆ సత్యమైనటువంటిది సత్యేన అతి వదతి. ఆ సత్యమే ఏదైతే ఉన్నదో, ప్రాణము కంటే పైన ఉన్న సత్యం ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ, అదే పరమేశ్వరుడు, అది భూమా అని. అక్కడ భూమా మాట దేనికి చెప్పబడుతున్నది, పరమాత్మ. ఆయనే సత్యవస్తువు, ఆయనే సత్యవస్తువుని ఎలా చెప్తావయ్యా, సత్యంత్వేవ విజిజ్ఞాసితవ్యం అని మాట. అంతెందుకు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కనుక బ్రహ్మం విషయంలోనే సత్యం జ్ఞానం అనంతం ఇవన్నీ చెప్తాం గనక సత్యేన అధివతతి అనే మాట ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నది అని. అది తెలుసుకుంటేనే మోక్షం లభిస్తుంది స్పష్టంగా వివరించి ఉన్నది కదా అని. ఈ విధంగా భూమా అధికరణంలో మనం ఆ పరమాత్మతత్వం భూమా అని అంటే అన్నిటికంటే మించినది అది, ఏ అదే గొప్పది అని ప్రస్తావన చేయడం జరుగుతున్నది. ఈ విధంగా మనం ఈ వైశ్వానర భూమా ఇత్యాది అధికరణములు చెప్పుకుని సగుణ బ్రహ్మము తర్వాత ఆయతనము సేతువు ఇప్పుడు భూమా ఈ మాటల్లోకి మనం ప్రవేశిస్తూ ఆ విజ్ఞ జ్ఞేయ బ్రహ్మం గురించి కూడా చర్చ చేస్తున్నాం. ఆ తర్వాత విషయాన్ని మళ్ళీ రేపటి రోజున తెలుసుకుందాం.